अथ चतुर्थकाण्डे तृतीयप्रश्नस्य घनपाठः आरम्भः. अपान्त्वापामपान्त्वे मन्ने मन्त्वापामपान्त्वे मन्नो मन्ने मन्त्वात्वे मन् साधयामि साधयामि मन्त्वात्वे मन् साधयामि ये मन् साधयामि साधयामि ये मन्ने मन् साधयाम्यपामपाकं साधयामि ये मन्ने मन् साधयाम्यपामपाकं साधयामि साधयाम्यपान्त्वापाकं साधयामि साधयाम्यपान्त्वा अपान्त्वापामपान्त्वोद्मन्नोद्मन्त्वापामपान्त्वोद्मन्नोद्मन्नोद्मन्त्वात्वोद्मन् साधयामि साधयाम्योद्मन्त्वात्वोद्मन् साधयामि साधयाम्यपान्त्वा सधस्थे सधस्थे त्वापामपान्त्वा सधस्थे అయం పురః పురోయమయం పురో భువో భువః పురోయమయం పురో భువః పురో భువో భువః పురః పురో భువస్తస్య తస్య భువః పురః పురో భువస్తస్య భువస్తస్య తస్య భువో భువస్తస్య ప్రాణః ప్రాణస్తస్య భువో భువస్తస్య ప్రాణః తస్య ప్రాణః ప్రాణస్తస్య తస్య ప్రాణో భువాయనో భువాయనః ప్రాణస్తస్య తస్య ప్రాణో భువాయనః ప్రాణో భువాయనో భువాయనః ప్రాణః ప్రాణో భువాయనో వసంతో వసంతో భువాయనః ప్రాణః గాయత్రాద్ గాయత్రాదు భాగుంశుర్గాయత్రాద్ గాయత్రాదు భాగుంశుర్ భాగుంశోరు భాగుంశోరు భాగుంశుర్గాయత్రాద్ గాయత్రాదు భాగుంశుర్ భాగుంశోరు భాగుంశుర్గాయత్రాద్ గాయత్రాదు భాగుంశుర్ పంచదశ పంచదశోంతర్యామాదంతర్యామోంతర్యా సప్తదశాద్వై రూపం వై రూపకం సప్తదశాద్వై రూపం వై రూపాద్వై రూపాద్వై రూపకం ఏకం సప్తదశాత్ సప్తదశాద్ వైరూపం వైరూపాత్ దశాదితి సప్త దశాత్ వైరూపం వైరూపాద్ వైరూపాద్ వైరూపం వైరూపం వైరూపాద్ విశ్వామిత్రో విశ్వామిత్రో వైరూపాద్ వైరూపం వైరూపం వైరూపాద్ విశ్వామిత్ర రూపాద్ విశ్వామిత్రో విశ్వామిత్రో వైరూపాద్ వైరూపాద్ విశ్వామిత్ర ఋషిర్విశ్వామిత్రో వైరూపాద్ వైరూపాద్ విశ్వామిత్ర ఋషి విశ్వామిత్ర ఋషిర్ఋషిర్విశ్వామిత్రో విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయ ఋషిర్విశ్వామిత్రో విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా విశ్వామిత్ర ఇది విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయ ఋషిర్ఋషి ప్రజాపతి గృహీతయా త్వయాత్మయా ప్రజాపతి గృహీతయ ఋషిర్ఋషి ప్రజాపతి గృహీతయా త్వయా ప్రజాపతి గృహీతయా త్వయా త్వయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా త్వయా చక్షుశ్చక్షుస్త్వయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా త్వయా చక్షుః ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా చక్షుశ్చక్షుస్త్వయా త్వయా చక్షుర్గృహ్ణామి గృహ్ణామి చక్షుస్త్వయా త్వయా చక్షుర్గృహ్ణామి చక్షుర్గృహ్ణామి గృహ్ణామి చక్షుశ్చక్షుర్గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి చక్షుశ్చక్షుర్గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇదమిదం ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇదం ప్రజాభ్య ఇదమిదం ప్రజాభ్య ప్రజాభ్య ఇదముత్తరాదుత్తరాదిదం ప్రజాభ్య ప్రజాభ్య ఇదముత్తరాభ్య ఇది ప్రజాభ్యముత్తరాదుత్తరాదిదమిదముత్తరాత్ సువస్సువరుత్తరాదిదమిదముత్తరాత్ సువః సువస్సువరుత్తరాదుత్తరాత్ సువస్తస్య తస్య సువరుత్తరాదుత్తరాత్ సువస్తస్య సువస్సువస్తస్య శ్రోత్రగుశ్రోత్రంతస్య సువస్సువస్తస్య శ్రోత్రం తస్య శ్రోత్రగుశ్రోత్రంతస్య తస్య శ్రోత్రగు సౌవగు సౌవగుశ్రోత్రంతస్య తస్య శ్రోత్రగు సౌవం శ్రోత్రగు సౌవగు సౌవగుశ్రోత్రగుశ్రోత్రగు సౌవగు శరచ్చరత్ సౌవగుశ్రోత్రగుశ్రోత్రగు సౌవగు శరత్ సౌవగు శరచ్చరత్ సౌవగు సౌవగు శరచ్్రౌత్రీ శ్రౌత్రీ శరత్ సౌవగు సౌవగు శరచ్్రౌత్రీ శరచ్్రౌత్రీ శ్రౌత్రీ శరచ్్రౌత్యనుష్టుభనుష్టుభ్రౌత్రీ శరచ్్రౌత్యనుష్టుభు శ్రౌత్రియనుష్టుభనుష్టుభ్రౌత్రీ శ్రౌత్రియనుష్టుభ్చారదీ శారద్యనుష్టుభ్రౌత్రీ శ్రౌత్రియనుష్టుభ్చారదీ అనుష్టుభ్చారదీ స్వారగ్గుస్వారాన్ మంథి మంథి స్వారాత్ స్వారగ్గుస్వారగ్గుస్వారాన్ మనథి స్వారాన్ మంథి మంథి స్వారాత్ స్వారాన్ మంథి మంథినో మంథినో మంథి స్వారాత్ స్వారాన్ మంథి మంథిన మంథి మంథినో మంథినో మంథి మంథి మంథిన ఏక విఘోష ఏక విఘోషో మంథినో మంథి మంథి మంథిన ఏక విఘోష మంథిన ఏక విఘోష ఏక విఘోషో మంథినో మంథిన ఏక విఘోష ఏక విఘోషాదేక విఘోషాదేక విఘోషో మంథినో మంథిన ఏక విఘోష ఏక విఘోషాద్ ఏక విఘోష ఏక విఘోష ఏక విఘోష ఏక విఘోష ద్వైరాజం వైరాజమేక విఘోషాద్ ఏక విఘోష ఏక విఘోష ఏక విఘోషద్వైరాజం విఘోష ఇత్యేక విఘోష ఏక విఘోషాద్వైరాజం వైరాజమేక విఘోషాదేక విఘోషాద్వైరాజం వైరాజాద్వైరాజాద్వైరాజమేక విఘోషాదేక విఘోషాద్వైరాజం వైరాజాద్ ఏక విఘోషాదిత్యేక విఘోషాద్ వైరాజం వైరాజాద్వైరాజాద్వైరాజం వైరాజం వైరాజాద్ జమదగ్నిర్జమదగ్నిర్వైరాజాద్వైరాజం వైరాజం వైరాజాద్ జమదగ్ని ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా త్వయా శ్రోత్రగుశ్రోత్రన్వయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా త్వయా శ్రోత్రం గృహీతయేతి ప్రజాపతి గృహీతయా త్వయా శ్రోత్రగుశ్రోత్రన్వయా త్వయా శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి శ్రోత్రన్వయా త్వయా శ్రోత్రం గృహ్ణామి శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి శ్రోత్రగుశ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యో గృహ్ణామి శ్రోత్రగుశ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యః గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇయమియం ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇయమ్ ప్రజాభ్య ఇయమియం ప్రజాభ్యః ప్రజాభ్య ఇయమపర్యుపరీయం ప్రజాభ్యః ప్రజాభ్య ఇయమపరి ప్రజాభ్య ఇది ప్రజాభ్యః ఇయమపర్యుపరీయమియమపరిమతిరుపరీయమియమపరిమతి ఉపరిమతిర్మతిరుపర్యుపరిమతిస్తస్యై మతిరుపర్యుపరిమతిస్తస్యై ప్రజాపతి గృహీతయా ఋషిర్విశ్వకర్మ ఋషిః ప్రజాపతి గృహీతయా విశ్వకర్మేతి విశ్వకర్మ ఋషిః ప్రజాపతిగృహీతయా ప్రజాపతిగృహీతయ ఋషిరృషిః ప్రజాపతిగృహీతయా త్వయా త్వయా ఆ ప్రజాపతిగృహీతయ ఋషిరృషిః ప్రజాపతిగృహీతయా త్వయా ప్రజాపతిగృహీతయా ప్రజాపతిగృహీతయా వాచం వాచం త్వయా ప్రజాపతిగృహీతయా ప్రజాపతిగృహీతయా వాచం ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా వాచం వాచం త్వయా త్వయా వాచం గృహ్ణామి గృహ్ణామి వాచం త్వయా త్వయా వాచం గృహ్ణామి వాచం గృహ్ణామి గృహ్ణామి వాచం వాచం గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యో గృహ్ణామి వాచం వాచం గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యః ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్య ఇతి ప్రజాభ్యః ప్రాచీ దిశాం దిశాం ప్రాచీ ప్రాచీ దిశాం వసంతో వసంతో దిశాం ప్రాచీ ప్రాచీ దిశాం వసంత దిశాం వసంతో వసంతో దిశాం దిశాం వసంత ఋతూనాం ఋతూనాం వసంతో దిశాం దిశాం వసంత ఋతూనాం ఋతూనాం ఋతూనాం వసంతో వసంత ఋతూనామగ్నిరగ్నిర్ ఋతూనాం వసంతో వసంత ఋతూనామగ్ని ఋతూనామగ్నిరగ్నిర్ ఋతూనాం ఋతూనామగ్నిర్దేవత దేవతాగ్నిర్ ఋతూనాం ఋతూనామగ్నిర్దేవత దేవత దేవతా బ్రహ్మ బ్రహ్మ దేవత బ్రహ్మ దేవత బ్రహ్మ బ్రహ్మ దేవత దేవత బ్రహ్మ ద్రవిణం ద్రవిణం బ్రహ్మ దేవత దేవత బ్రహ్మ ద్రవిణం బ్రహ్మ ద్రవిణం ద్రవిణం బ్రహ్మ బ్రహ్మ ద్రవిణం ద్రవత్వృత్రవిణం బ్రహ్మ బ్రహ్మ ద్రవిణం ద్రవత్ ద్రవిణం త్రవర్త్రవర్ద్రవిణం ద్రవిణం త్రవర్త్స్తోమస్తోమస్త్రవర్ద్రవిణం ద్రవిణం త్రవర్త్స్తోమః స్తోమస్తోమస్త్రవృత్రవృత్స్తోమస్తవృత్రవృత్స్తోమస్త ఉపసస ఉ పంచదశ వర్తన పంచదశ వర్తని రుసస ఉ పంచదశ వర్తని పంచదశ వర్తని రూప పంచదశ వర్తని స్త్రీవ స్త్రీవ పంచదశ వర్తని రూప పంచదశ వర్తని స్త్రీ పంచదశ వర్తని స్త్రీయవ స్త్రీయవ పంచదశ వర్తని పంచదశ వర్తన స్త్రీయ విర్వయోవయ స్త్రీయవ పంచదశ వర్తని పంచదశ వర్తని స్త్రీయ విర్వయ పంచదశ వర్తనే పంచదశ స్త్రియ విర్వయో వయ స్త్రియ విస్త్రియ విర్వయ కృతం కృతం వయ స్త్రియ విస్త్రియ విర్వయ కృతం వయ కృతం కృతం వయో వయ కృతమయా నామయానాం కృతం వయో వయ కృతమయానాం పురోవాతః పురోవాతో యానాం పురోవాతో వాతో వాతః పురోవాతో యానామయానాం పురోవాతో వాతః క్షత్రం ద్రవిణం పంచదశ పంచదశో ద్రవిణం క్షత్రం ద్రవిణం పంచదశ సప్తదశ వర్తనిర్దిత్యవాడ్ వర్తనిస్ సప్తదశ వర్తనిర్దిత్యవాడ్వయోగయోదిత్యవాట్ సప్తదశ వర్తనిస్ సప్తదశ వర్తనిర్దిత్యవాడ్వయః సప్తదశ వర్తనిరితి సప్తదశ వర్తనివాడ్వయోగయోదిత్యవాడ్వయస్త్రేతాత్రేతావయోదిత్యవాడ్వయస్త్రేతాడితి త్రేతాయానామయానాం దక్షిణాద్వాతో దక్షిణాద్వాతో యానాం త్రేతాత్రేతాయానాం దక్షిణాద్వాతః యానాం దక్షిణాద్వాతో దక్షిణాద్వాతో యానామయానాం దక్షిణాద్వాతో వాతో వాతో దక్షిణాద్వాతో యానామయానాం దక్షిణాద్వాతో వాతః దక్షిణాద్వాతో వాతో వాతో దక్షిణాద్వాతో దక్షిణాద్వాతో వాతః సనాతన సనాతనో వాతో దక్షిణాద్వాతో దక్షిణాద్వాతో వాతః సనాతనః వాత ఇది దక్షిణా వాతః వాతః సనాతన సనాతనో వాతో వాతః సనాతన ఋషిః ఋషిః సనాతనో వాతో వాతః సనాతన ఋషిః సనాతన ఋషిః ఋషిః సనాతన సనాతన ఋషిః ప్రతీచీ ప్రతీచి ఋషిః సనాతన సనాతన ఋషిః ప్రతీచీ సనాతన ఇది సనాతనః ప్రతీచీ ప్రతీచి ఋషిః ఋషిః ప్రతీచీ దిశాం దిశాం ప్రతీచి ఋషిః ఋషిః ప్రతీచీ దిశాం ప్రతీచీ దిశాం దిశాం ప్రతీచీ ప్రతీచీ దిశాం వర్షా వర్షా దిశాం ప్రతీచీ ప్రతీచీ దిశాం వర్షా వర్షా వర్షా దిశాం దిశాం వర్షార్తూనామృతూనాం వర్షా దిశాం దిశాం వర్షార్తూనాం వర్షార్తూనామృతూనాం వర్షా వర్షార్తూనాం విశ్వే విశ్వర్తూనాం వర్షా వర్షార్తూనాం విశ్వే విశ్వే విశ్వర్తూనామృతూనాం విశ్వే దేవా దేవా విశ్వర్తూనామృతూనాం విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవత దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవా దేవత దేవత దేవా దేవా దేవత విట్ విట్ దేవత దేవా దేవా దేవత విట్ దేవత విట్ విట్ దేవత దేవత విడ్ ద్రవిణం ద్రవిణం విడ్ దేవత దేవత విడ్ ద్రవిణం ద్రవిణం ద్రవిణం విట్ విట్ ద్రవిణగో సప్తదశ సప్తదశో ద్రవిణం విట్ విట్ ద్రవిణగో సప్తదశ ద్రవిణగో సప్తదశ సప్తదశో ద్రవిణం ద్రవిణగో సప్తదశ స్తోమస్తోమ సప్తదశో ద్రవిణం ద్రవిణగో సప్తదశ స్తోమ సప్తదశ స్తోమ స్తోమ సప్తదశ సప్తదశ స్తోమస్తోమ సప్తదశ సప్తదశ స్తోమస్త సప్తదశ ఇది సప్తదశః స్తోమస్తోమస్త ఉభసస్తోమస్తోమస్త ఉభసస ఉవేక విఘూషవర్తనిరేక విఘూషవర్తని రుసస ఉవేక విఘూషవర్తని ఉవేక విఘూషవర్తనిరేక విఘూషవర్తని రువేక విఘూషవర్తని స్త్రివత్స స్త్రివత్స ఏక విఘూషవర్తని రువేక విఘూషవర్తని స్త్రివత్స ఏక విఘూషవర్తని స్త్రివత్స స్త్రివత్స ఏక విఘూషవర్తనిరేక విఘూషవర్తని స్త్రివత్సో వయో వయ స్త్రివత్స ఏక విఘూషవర్తనిరేక విఘూషవర్తని స్త్రివత్సో వయః ఏక విఘూషవర్తనిరిత్యేక విఘూషవర్తని స్త్రివత్సో వయో వయ స్త్రివత్స స్త్రివత్సో వయో ద్వాపరో ద్వాపరో వయ స్త్రివత్స స్త్రివత్సో వయో ద్వాపరః త్రివత్స ఇది త్రివత్సః వయో ద్వాపరో ద్వాపరో వయో వయో ద్వాపరో యానామ యానాం ద్వాపరో వయో వయో ద్వాపరో యానాం యానామ యానాం ద్వాపరో ద్వాపరో యానాం పశ్చాద్వాతః పశ్చాద్వాతో యానాం ద్వాపరో ద్వాపరో యానాం పశ్చాద్వాతః అయానాం పశ్చాద్వాతః పశ్చాద్వాతో యానామ యానాం పశ్చాద్వాతో వాతో వాతః పశ్చాద్వాతో యానామ యానాం పశ్చాద్వాతో వాతః పశ్చాద్వాతో వాతో వాతః పశ్చాద్వాతః పశ్చాద్వాతో వాతో హభూనో హభూనో వాతః పశ్చాద్వాతః పశ్చాద్వాతో వాతో హభూనః పశ్చాద్వాత ఇది పశ్చాద్ వాతః వాతో హభూనో హభూనో వాతో వాతో హభూన ఋషిర్ ఋషిర్ హభూనో వాతో వాతో హభూన ఋషిః హభూన ఋషిర్ ఋషిర్ హభూనో హభూన ఋషిరుదీచ్యుదీచ్యుర్షిర్ హభూనో హభూన ఋషిరుదీచి ఋషిరుదీచ్యుదీచ్యుర్షిర్ ఋషిరుదీచి దిశాం దిశాముదీచ్యు ఋషిర్ ఋషిరుదీచి దిశాదీచి దిశాం దిశాముదీచ్యుదీచి దిశాగో శరచ్చరద్దిశాముదీచ్యుదీచి దిశాగో శరత్ దిశాగో శరత్ శరద్ దిశాం దిశాగో శరదృతో నామృతో నాగో శరద్ దిశాం దిశాగో శరదృతో శరదృతో నామృతో నాగో శరత్ శరదృతో నాం మిత్రావరుణౌ మిత్రావరుణామృతో నాగో శరత్ శరదృతో నాం మిత్రావరుణౌ నాం మిత్రావరుణౌ మిత్రావరుణామృతో నామృతో నాం మిత్రావరుణౌ దేవత దేవత మిత్రావరుణౌ వరుణామృతో నామృతూనాం మిత్రావరుణో దేవతా మిత్రావరుణో దేవతా దేవతా మిత్రావరుణో మిత్రావరుణో దేవతా పుష్టం పుష్టం దేవతా మిత్రావరుణో మిత్రావరుణో దేవతా పుష్టం మిత్రావరుణావితి మిత్రావరుణో దేవతా పుష్టం పుష్టం దేవతా దేవతా పుష్టం ద్రవిణం ద్రవిణం పుష్టం దేవతా దేవతా పుష్టం ద్రవిణం పుష్టం ద్రవిణం ద్రవిణం పుష్టం పుష్టం ద్రవిణమేక విగుంశ ఏక విగుంశో ద్రవిణం పుష్టం పుష్టం ద్రవిణమేక విగుంశ ద్రవిణమేక విగుంశ ఏక విగుంశో ద్రవిణం ద్రవిణమేక విగుంశ స్తోమ స్తోమ ఏక విగుంశో ద్రవిణం ద్రవిణమేక విగుంశ స్తోమ ఏక విగుంశ స్తోమ స్తోమ ఏక విగుంశ ఏక విగుంశ స్తోమస్స స్తోమ ఏక విగుంశ ఏక విగుంశ స్తోమస్స ఏక విగుంశ ఇత్యేక విగుంశః స్తోమస్స స్తోమ స్తోమస్స ఉభుస స్తోమ స్తోమస్స ఉస ఉభుస స ఉత్రిణవవర్తని స్త్రిణవవర్తని రుస స ఉత్రిణవవర్తని ఉత్రిణవవర్తని స్త్రిణవవర్తని రుభుత్రిణవవర్తని స్త్రియవార్తృయవార్తృణవవర్తని రుభుత్రిణవవర్తని స్త్రియవార్తృణవవర్తని స్తుర్యవార్తృయవార్తృణవవర్తని స్త్రిణవవర్తని స్తుర్యవాడ్వయోవయస్తుర్యవార్తృణవవర్తని స్త్రిణవవర్తని స్తుర్యవాడ్వయః యవాడ్వయోవయస్తుర్యవాడ్వయ ఆ స్కంద ఆ స్కందో వయస్తుర్యవాడ్వయ ఆ స్కందయ ఆ స్కంద ఆ స్కందో వయోవయ ఆ స్కందోయ నామయా నామా స్కందో వయోవయ ఆ స్కందోయా నామయా స్కంద ఇత్యా స్కంద ద్వాత ఉత్తరాద్వాతోయా నామయా నామిత్తరాద్వాతో వాతో వాత ఉత్తరాద్వాతోయా నామయా నామిత్తరాద్వాతో వాత ఉత్తరాద్వాతో వాతో వాత ఉత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ప్రత్న ప్రత్నో వాత ఉత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ప్రత్న ద్వాత ఇత్యుత్తరా వాత ప్రత్న ప్రత్నో వాతో వాత ప్రత్న ఋషి ఋష ప్రత్నో వాతో వాత ప్రత్న ఋషి ఋష ప్రత్న ప్రత్న ఋషి రోర్ధ్వోర్ధృష ప్రత్న ప్రత్న ఋషిరోర్ధ్వా ఋషిరోర్ధ్వోర్ధ్వ ఋషి ఋషిరోర్ధ్వా దిశాన్ దిశామూర్ధ్వ ఋషి ఋషిరోర్ధ్వా దిశా దిశాన్ దిశామూర్ధ్వోర్ధ్వా దిశాకూ హేమంత శిశిరౌ హేమంత శిశిరౌ దిశామూర్ధ్వోర్ధ్వా దిశాకూ హేమంత శిశిరౌ దిశాకూ హేమంత శిశిరౌ హేమంత శిశిరౌ దిశాన్ దిశాకూ హేమంత శిశిరామృతూనామృతూ నాగూ హేమంత శిశిరౌ దిశాన్ దిశాకూ హేమంత శిశిరామృతూనా శిశిరామృతూనామృతూనాగూ హేమంత శిశిరౌ హేమంత శిశిరామృతూ నాం బృహస్పతి బృహస్పతి ఋతో నాగో హేమంత శిశిరో హేమంత శిశిరామృతూ నాం బృహస్పతి హేమంత శిశిరావితి హేమంత శిశిరో నాం బృహస్పతి బృహస్పతి ఋతో నామృతూ నాం బృహస్పతి దేవతా దేవతా బృహస్పతి ఋతో నామృతూ నాం బృహస్పతి దేవతా బృహస్పతి దేవతా దేవతా బృహస్పతి బృహస్పతి దేవతా వర్చో వర్చో దేవతా బృహస్పతి బృహస్పతి దేవతా వర్చ దేవతా వర్చో వర్చో దేవతా దేవతా వర్చో ద్రవిణం ద్రవిణం వర్చో దేవతా దేవతా వర్చో ద్రవిణం వర్చో ద్రవిణం ద్రవిణం వర్చో వర్చో ద్రవిణం త్రిణవస్త్రణవో ద్రవిణం వర్చో వర్చో ద్రవిణం త్రిణవ ద్రవిణం త్రిణవస్త్రణవో ద్రవిణం ద్రవిణం త్రిణవస్తోమస్తోమస్త్రణవో ద్రవిణం ద్రవిణం త్రిణవస్తోమ త్రిణవస్తోమస్తోమస్త్రణవస్త్రణవస్తోమస్తస్తోమస్త్రణవస్త్రణవస్తోమస్స నవ ఇది త్రీ నవ స్తోమస్తోమస్తోమస్స ఉభుసస్తోమస్తోమస్స ఉభుసస ఉత్రయస్త్రిగుంశవర్తని స్త్రయస్త్రిగుంశవర్తని ఋసస్త్రిగుంశవర్తని ఉత్రయస్త్రిగుంశవర్తని స్త్రయస్త్రిగుంశవర్తని రువత్రయస్త్రిగుంశవర్తని పష్టవాత్ పష్టవాత్రయస్త్రిగుంశవర్తని రువత్రయస్త్రిగుంశవర్తని పష్టవాత్రిగుంశవర్తని పష్టవాత్ పష్టవాత్రయస్త్రిగుంశవర్తని స్త్రయస్త్రిగుంశవర్తని పష్టవాత్రయోవయ పష్టవాత్రయస్త్రిగుంశవర్తని స్త్రయస్త్రిగుంశవర్తని పష్టవాద్వయ త్రయస్త్రిగుంశవర్తని రితిత్రయస్త్రిగుంశవర్తని పష్టవాద్వయోవయ పష్టవాత్ పష్టవాద్వయో విభూర్విభూర్వయ పష్టవాత్ పష్టవాద్వయో విభూ పష్టవాదితి పష్టవాయో విభూర్విభూర్వయోవయో విభూరయా నామయా నామ విభూర్వయోవయో విభూరయా విభూరయా నామయా నామ విభూర విభూరయానాం విశ్వగ్వాతో విశ్వగ్వాతో యానామ విభూర విభూరయానాం విశ్వక్వాతః భూరిత్యభి భూ అయానాం విశ్వక్వాతో విశ్వక్వాతో యానామయానాం విశ్వక్వాతో వాతో వాతో విశ్వక్వాతో యానామయానాం విశ్వక్వాతో వాతః విశ్వక్వాతో వాతో వాతో విశ్వక్వాతో విశ్వక్వాతో వాతస్తు వర్ణస్తు వర్ణో వాతో విశ్వక్వాతో విశ్వక్వాతో వాతస్తు వర్ణః విశ్వక్వాత ఇతి విశ్వక వాతః వాతస్తు వర్ణస్తు వర్ణో వాతో వాతస్తు వర్ణ ఋషిరుషస్సు వర్ణో వాతో వాతస్తు వర్ణ ఋషిః వర్ణ ఋషిర్ ఋషస్సు వర్ణస్సు వర్ణ ఋషిః పితర పితర ఋషస్సు వర్ణస్సు వర్ణ ఋషిః పితర వర్ణ ఇతి సు వర్ణ ఋషిః పితర పితర ఋషిర్ ఋషిః పితర పితామహ పితర ఋషిర్ ఋషిః పితర పితామహ పితర పితామహ పితామహ పితర పితర పితామహ పరే పరే పితామహ పితర పితర పితామహ పరే పితామహ పరే పరే పితామహ పితామహ పరే వరే వరే పరే పితామహ పితామహ పరే వరే వరే వరే వరే పరే పరే వరే తే తే వరే పరే పరే వరే తే అవరే తే తే వరే వరే తే నో నస్తే వరే వరే తే నః తేనో నస్తే తేన పాంతు పాంతు నస్తే తేన పాంతు నః పాంతు పాంతు నో నః పాంతు తే తే పాంతు నో నః పాంతు తే తే తే పాంతు పాంతు తే నో నస్తే పాంతు పాంతు తే నః తేనో నస్తే తే నో వన్పవంతు నస్తే తే నో వంతు నో వన్పవంతు నో నో వన్వస్మిన్ నస్మిన్ నవంతు నో నో వన్వస్మిన్ అవన్వస్మిన్ నస్మిన్ నవన్వవన్వస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్ నస్మిన్ నవన్వవన్వస్మిన్ బ్రహ్మన్ నో నస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్ నస్మిన్ నస్మిన్ బ్రహ్మన్ నస్మిన్ నస్మిన్ బ్రహ్మన్ నస్మిన్ నస్మిన్ బ్రహ్మన్ నస్మిన్ బ్రహ్మన్ నస్మిన్ నస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్ నస్మిన్ క్షత్రే క్షత్రేస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్ నస్మిన్ క్షత్రే క్షత్రే క్షత్రేస్మిన్ నస్మిన్ క్షత్రే శ్యామస్యాం క్షత్రేస్మిన్ నస్మిన్ క్షత్రే శ్యా క్షత్రే శ్యామస్యాం క్షత్రే క్షత్రే శ్యామాశిష్యాశిష్యస్యాం క్షత్రే క్షత్రే శ్యామాశిషి శిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్యశిష్ అస్యాం పురోధాయాం పురోధాయామస్యామస్యాం పురోధాయామస్మిన్నస్మిన్ పురోధాయామస్యామస్యాం పురోధాయామస్మిన్ పురోధాయామస్మిన్నస్మిన్ పురోధాయాం పురోధాయామస్మిన్ కర్మన్ కర్మన్నస్మిన్ పురోధాయాం పురోధాయామస్మిన్ కర్మన్ పురోధాయామితి పురః కర్మన్ కర్మన్నస్మిన్నస్మిన్ కర్మన్నస్యామస్యాం కర్మన్నస్మిన్నస్మిన్ కర్మన్నస్యామస్యాం కర్మన్ కర్మన్నస్యాం దేవహూత్యాం దేవహూత్యామస్యాం కర్మన్ కర్మన్నస్యాం దేవహూత్యాస్యాం దేవహూత్యాం దేవహూత్యామస్యామస్యాం దేవహూత్యా దేవహూత్యామితి సాధయతాగుం సాధయతామిహ త్వా యజమానాయ పోషం పోషమశ్వినా అధ్వర్యూ అశ్విన పోషం పోషమశ్వినా అధ్వర్యూ అశ్వినా అధ్వర్యూ అధ్వర్యూ అశ్వినాశ్వినా అధ్వర్యూ సాధయతా గో సాధయతామధ్వర్యూ అశ్వినాశ్వినా అధ్వర్యూ సాధయతా గో సాధయతామధ్వర్యూ అధ్వర్యూ సాధయతామిహ సాధయతామధ్వర్యూ అధ్వర్యూ సాధయతామిహ అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ సాధయతా గో సాధయతామిహత్వా త్వేహ సాధయతా గో సాధయతామిహత్వా అధ్వర్యో సాధయతా గో సాధయతామధ్వర్యో అధ్వర్యో సాధయతామధ్వర్యో అశ్వినాశ్వినా అధ్వర్యో సాధయతా అధ్వర్యో సాధయతా గో సాధయతామధ్వర్యో అధ్వర్యో సాధయతామధ్వర్యో అధ్వర్యో సాధయతా సాదేతమిహేహ సాదేతమద్ధర్యో అద్ధర్యో సాదేతమిహర్యో ఇత్యద్ధర్యో సాదేతమిహేహ సాదేతగుం సాదేతమిహత్వాత్వేహ సాదేతగుం సాదేతమిహత్వాత్వేహత్వాత్వేహత్వాయోరుతుభిర్రతుభిస్తజోస్తజోరుతుభిస్తజోస్తజోరుతుభిస్తజోస్తజోరుతుభిస్తజోస్తజోరితి శ్రోత్రం భాయి భాహిశ్రోత్రం భాహి భాహి శ్రోత్రం మే మే శ్రోత్రం భాహి భాహి శ్రోత్రం మే శ్రోత్రం మే మే శ్రోత్రగ్శ్రోత్రం మే శ్లోకయ శ్లోకయ మే శ్రోత్రగ్శ్రోత్రం మే శ్లోకయా మే శ్లోకయ శ్లోకయ మే మే శ్లోకయాపో అపశ్లోకయ మే మే శ్లోకయాపహ్లోకయాపో అపశ్లోకయ శ్లోకయాపస్మిన్వింబాపశ్లోకే శ్లోకయాపస్మిన్వాపస్మిన్వింబాపో అపస్మిన్వౌషధీరోషధీష్మిన్వాపో అపస్మిన్వౌషధీష్మిన్వ పింబౌషధీర్జిన్వ జిన్వౌషధీష్మిన్వ పింబౌషధీర్జిన్వౌషధీర్జిన్వ జిన్వౌషధీరోషధీర్జిన్వ ద్విపాద్విపాజిన్వౌషధీరోషధీర్జిన్వ ద్విపాద్విపాజిన్వ జిన్వ ద్విపాత్ పాహి పాహి ద్విపాజిన్వ జిన్వ ద్విపాత్ పాహి ద్విపాత్ పాహి పాహి ద్విపాద్ ద్విపాత్ పాహి చతుష్పాత్ చతుష్పాత్ పాహి ద్విపాద్ ద్విపాత్ పాహి చతుష్పాద్విపాద్ పాహి పాహి చతుష్పాదవావ చతుష్పాత్ పాహి పాహి చతుష్పాదవా చతుష్పాదవావ చతుష్పాత్ చతుష్పాదవ దివో దివో చతుష్పాత్ చతుష్పాదవ చతుష్పాదిగో దివో వావ దివో వృష్టిం వృష్టిం దివో వావ దివో వృష్టిం దివో వృష్టిం వృష్టిం దివో దివో వృష్టిమా వృష్టిం దివో దివో వృష్టిమా వృష్టిమా వృష్టిం వృష్టిమేర ఏరయా వృష్టిం వృష్టిమేరయా ఛందో ధేనుర్వయో వయో ధేనుశ్చందో ధేనుర్వయః ధేనుర్వయో జగతి జగతి వయో ధేనుర్వయో జగతి వయో జగతి జగతి వయో వయో జగతి ఛందశ్చందో జగతి వయో వయో జగతి ఛందః జగతి ఛందశ్చందో జగతి జగతి ఛందో నట్వాన నట్వాన్ ఛందో జగతి జగతి ఛందో నట్వాన్ ఛందో నట్వాన నట్వాన్ ఛందశ్చందో నట్వాన్ వయో వయో నట్వాన్ ఛందశ్చందో నట్వాన్ వయః నట్వాన్ వయో వయో నట్వాన్ నట్వాన్ వయః పంక్తిః పంక్తిర్వయో నట్వాన్ నట్వాన్ వయః పంక్తిః వయః పంక్తిః పంక్తిర్వయో వయః పంక్తిశ్చందశ్చందః పంక్తిర్వయో వయః పంక్తిశ్చందః పంక్తిశ్చందశ్చందః పంక్తిః పంక్తిశ్చందో భస్తో భస్తశ్చందః పంక్తిః పంక్తిశ్చందో భస్తః ఛందో భస్తో భస్తశ్చందశ్చందో భస్తో వయో వయో భస్తశ్చందశ్చందో భస్తో వయః భస్తో వయో వయో భస్తో భస్తో వయో వివలం వివలం వయో భస్తో భస్తో వయో వివలం వయో వివలం వివలం వయో వయో వివలం ఛందశ్చందో వివలం వయో వయో వివలం ఛందః ఛందశ్చందో వివలం వివలం ఛందో వృష్ణిర్వృష్ణిశ్చందో వివలం వివలం ఛందో వృష్ణిః వివలమేతేవి వివలం ఛందో వృష్ణిర్వృష్ణిశ్చందశ్చందో వృష్ణిర్వయో వయో వృష్ణిశ్చందశ్చందో వృష్ణిర్వయః వృష్ణిర్వయో వయో వృష్ణిర్వృష్ణిర్వయో విశాలం విశాలం వయో వృష్ణిర్వృష్ణిర్వయో విశాలం వయో విశాలం విశాలం వయో వయో విశాలం ఛందశ్చందో విశాలం వయో వయో విశాలం ఛందః విశాలం ఛందశ్చందో విశాలం విశాలం ఛందః పురుష పురుషశ్చందో విశాలం విశాలం ఛందః పురుష విశాలమితి విశాలం ఛందః పురుష పురుషశ్చందశ్చందః పురుషో వయో వయః పురుషశ్చందశ్చందః పురుషో వయః పురుషో వయో వయః పురుషః పురుషో వయః తంద్రం తంద్రం వయః పురుషః పురుషో వయః తంద్రం వయః తంద్రం తంద్రం వయో వయః తంద్రం ఛందశ్చందః తంద్రం వయో వయః తంద్రం ఛందః ఛందశ్చందస్ తంద్రం తంద్రం ఛందో వ్యాఘ్రో వ్యాఘ్రశ్చందస్ తంద్రం తంద్రం ఛందో వ్యాఘ్ర ఛందో వ్యాఘ్రో వ్యాఘ్రశ్చందశ్చందో వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రశ్చందశ్చందో వ్యాఘ్రో వయః వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయో నాధృష్టమన ధృష్టం వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయో నాధృష్టం వయో నాధృష్టమన ధృష్టం వయో వయో నాధృష్టం ఛందశ్చందో నాధృష్టం వయో వయో నాధృష్టం ఛందః ధృష్టం ఛందశ్చందో నాధృష్టమన ధృష్టం ఛందస్తి గుంహస్తి గుంహశ్చందో నాధృష్టమన ధృష్టం ఛందస్తి గుంహానాధృష్టమిత్యనాధృష్టం ఛందస్తి గుంహస్తి గుంహశ్చందశ్చందస్తి గుంహో వయో వయస్తి గుంహశ్చందశ్చందస్తి గుంహో వయః గుంహో వయో వయస్తి గుంహస్తి గుంహో వయశ్చదిశ్చదిర్వయస్తి గుంహస్తి గుంహో వయశ్చది వయశ్చదిశ్చదిర్వయో వయశ్చదిశ్చందశ్చందశ్చదిర్వయో వయశ్చదిశ్చందశ్చందశ్చదిశ్చందో విష్టంభో విష్టంభశ్చందశ్చదిశ్చదిశ్చందో విష్టంభః ఛందో విష్టంభో విష్టంభశ్చందశ్చందో విష్టంభో వయో వయో విష్టంభశ్చందశ్చందో విష్టంభో వయః విష్టంభో వయో వయో విష్టంభో విష్టంభో వయోధిపతిరధిపతిర్వయో విష్టంభో విష్టంభో వయోధిపతిః స్తంభ ఇతి విష్టంభః వయోధిపతిరధిపతిర్వయో వయోధిపతిశ్చందశ్చందోధిపతిర్వయో వయోధిపతిశ్చందః ఛందశ్చందోధిపతిరధిపతిశ్చందః క్షత్రం క్షత్రం ఛందోధిపతిరధిపతిశ్చందః క్షత్రం అధిపతిరిత్యధిపతిః ఛందః క్షత్రం క్షత్రం ఛందశ్చందః క్షత్రం వయో వయః క్షత్రం ఛందశ్చందః క్షత్రం వయః క్షత్రం వయో వయః క్షత్రం క్షత్రం వయోమయం దమ్మయం దమ్మయః క్షత్రం క్షత్రం వయోమయం దమ్ వయోమయం దమ్మయం దమ్మయో వయోమయం ఛందశ్చందోమయం దమ్మయో వయోమయం ఛందః మయం ఛందశ్చందోమయం దమ్మయం ఛందో విశ్వకర్మ విశ్వకర్మ ఛందోమయం దమ్మయం ఛందో విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ ఛందశ్చందో విశ్వకర్మ వయో వయో విశ్వకర్మ ఛందశ్చందో విశ్వకర్మ వయః విశ్వకర్మ వయో వయో విశ్వకర్మ విశ్వకర్మ వయః పరమేష్ఠి పరమేష్ఠి వయో విశ్వకర్మ విశ్వకర్మ వయః పరమేష్ఠి విశ్వకర్మేతి విశ్వకర్మ వయః పరమేష్ఠి పరమేష్ఠి వయో వయః పరమేష్ఠి ఛందశ్చందః పరమేష్ఠి వయో వయః పరమేష్ఠి ఛందః ఛందశ్చందః పరమేష్ఠి పరమేష్ఠి ఛందో మూర్ధ మూర్ధ ఛందః పరమేష్ఠి పరమేష్ఠి ఛందో మూర్ధ ఛందో మూర్ధ మూర్ధ ఛందశ్చందో మూర్ధ వయో వయో మూర్ధ ఛందశ్చందో మూర్ధ వయః వయో వయో మూర్ధ మూర్ధ వయః ప్రజాపతి ప్రజాపతి వయో మూర్ధ మూర్ధ వయః ప్రజాపతి వయః ప్రజాపతి ప్రజాపతి వయో వయః ప్రజాపతి ఛందశ్చందః ప్రజాపతి వయో వయః ప్రజాపతి ఛందః ప్రజాపతి ఛందశ్చందః ప్రజాపతి ప్రజాపతి ఛందః ప్రజాపతిరిది ప్రజాపతి ఛందః ఇంద్రాగ్నే అవ్యతమానామవ్యతమానామింద్రాగ్నే ఇంద్రాగ్నే అవ్యతమానామిష్టకామిష్టకామవ్యతమానామింద్రాగ్నే ఇంద్రాగ్నే అవ్యతమానామిష్టకా ఇంద్రాగ్నే ఇతీంద్రాగ్నే ప్రతిష్టాయ దానాయ వ్యానాయ వ్యానాయో దానాయ ప్రతిష్టాయేతి దానాయ ప్రతిష్టాయై ప్రతిష్టాయ ఉదానాయో దానాయ ప్రతిష్టాయి చరిత్రాయ చరిత్రాయ ప్రతిష్టాయ ఉదానాయో దానాయ ప్రతిష్టాయ చరిత్రాయ ప్రతిష్టాయ చరిత్రాయ చరిత్రాయ ప్రతిష్టాయ ప్రతిష్టాయ చరిత్రాయ వాయుర్వాయుశ్ చరిత్రాయ ప్రతిష్టాయ ప్రతిష్టాయ చరిత్రాయ వాయు ప్రతిష్టాయ వాయుర్వాయుశ్చరిత్రాయ చరిత్రాయ వాయుస్వా వాయుశ్చరిత్రాయ చరిత్రాయ వాయుస్వాజుర్వాజుస్వాభ్యభిస్వాజుర్వాజుస్వాభిపాతుభ్యభిపాతు శంతమేన తయాతయాశంతమేన ఛర్దిషా ఛర్దిషా శంతమేన తయాతయాశంతమేన శంతమేన తయా దేవతయా దేవతయాతయా శంతమేన శంతమేన తయా దేవతయా శంతమేనేతి శంతమేన తయా దేవతయా దేవతయాతయాతయా దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయాతయాతయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద సీద ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద సీద సీద ధ్రువా ధ్రువాసీద సీదేతి సీద రాజ్ఞస్య రాజ్ఞీ రాజ్ఞ్యసి ప్రాచీ ప్రాచ్యసి రాజ్ఞీ రాజ్ఞ్యసి ప్రాచీ ప్రాచీ ప్రాచ్యస్య సి ప్రాచీ దిక్ దిక్ ప్రాచ్యస్య సి ప్రాచీ దిక్ ప్రాచీ దిక్ దిక్ ప్రాచీ ప్రాచీ దిక్ విరాట్ విరాట్ దిక్ ప్రాచీ ప్రాచీ దిక్ విరాట్ విరాట్ విరాట్ దిక్ దిక్ విరాడస్య విరాట్ దిక్ దిక్ విరాడసీ విరాడస్య విరాట్ విరాడసి దక్షిణా దక్షిణాసి విరాట్ విరాడసి దక్షిణా దక్షిణా దక్షిణాస్య దక్షిణా దిక్ దిక్ దక్షిణాస్య దక్షిణా దక్షిణా దిక్ దిక్ దక్షిణా దక్షిణా దిక్ సమ్రాట్ సమ్రాట్ దిక్ దక్షిణా దక్షిణా దిక్ సమ్రాట్ సమ్రాట్ సమ్రాట్ దిక్ దిక్ సమ్రాడస్య సమ్రాట్ దిక్ దిక్ సమ్రాడసి సమ్రాడస్య సమ్రాట్ సమ్రాడసి ప్రతీచీ ప్రతీచ్యసి సమ్రాట్ సమ్రాడసి ప్రతీచీ సమ్రాడితి సమ్రాట్ ప్రతీచీ ప్రతీచ్యసి ప్రతీచీ దిక్ దిక్ ప్రతీచ్యసి ప్రతీచీ దిక్ ప్రతీచీ దిక్ దిక్ ప్రతీచీ ప్రతీచీ దిక్ స్వరాట్ స్వరాట్ దిక్ ప్రతీచీ ప్రతీచీ దిక్ స్వరాట్ స్వరాట్ స్వరాట్ దిక్ దిక్ స్వరాడస్య స్వరాట్ దిక్ దిక్ స్వరాడసి స్వరాడస్యసి స్వరాట్ స్వరాడస్యుదీచ్యుదీచ్యసి స్వరాట్ స్వరాడస్యుదీచ్యుదీచ్యస్యుదీచి దిగ్ దిగుదీచ్యస్యుదీచి దిగ్ దిగ్ దిగుదీచ్యుదీచీదిగతి పత్న్యది పత్ని దిగుదీచ్యుదీచీదిగతి పత్ని అధిపత్న్యధి పత్ని దిగ్ దిగది పత్న్యస్యధి పత్ని దిగ్ దిగది పత్న్యసి పత్న్యస్యధి పత్న్యధి పత్న్యసి బృహతి బృహత్యస్యధి పత్న్యధి పత్న్యసి బృహతి పత్నీత్యధి పత్ని బృహతి బృహత్యస్యసి బృహతి దిగ్ దిగ్ బృహత్యస్యసి బృహతి దిగ్ బృహతి దిగ్ దిగ్ బృహతి బృహతి దిగాయురాయుర్దిగ్ బృహతి బృహతి దిగాయుః దిగాయురాయుర్దిగ్ దిగాయుర్మే మహాయుర్దిగ్ దిగాయుర్మే ఆయుర్మే మహాయురాజుర్మే పాహి పాహి మహాయురాజుర్మే పాహి పాహి పాహి మే మే పాహి ప్రాణం ప్రాణం పాహి మే మే పాహి ప్రాణం పాహి ప్రాణం ప్రాణం పాహి పాహి ప్రాణం మే మే ప్రాణం పాహి పాహి ప్రాణం మే మే మే ప్రాణం ప్రాణం మే పాహి పాహి మే ప్రాణం ప్రాణం మే పాహి ప్రాణమితి ప్రాణం మే పాహి పాహి మే మే బాహ్య బాణము బాణం పాహి మే మే బాహ్య బాణం బాహ్య బాణమ బాణం పాహి బాహ్య బాణం మే మే అపానం పాహి బాహ్య బాణం మే మే మే అపానమ పానం మే పాహి పాహి మే అపానమ పానం మే పాహి అపానమిత్యపానం మే పాహి పాహి మే మే పాహి వ్యానం వ్యానం పాహి మే మే పాహి వ్యానం పాహి వ్యానం వ్యానం పాహి పాహి వ్యానం మే మే వ్యానం పాహి పాహి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే పాహి పాహి మే వ్యానం వ్యానం మే పాహి వ్యానమితి వ్యానం మే పాహి పాహి మే మే పాహి చక్షుశ్చక్ష పాహి మే మే పాహి చక్షుః పాహి చక్షుశ్చక్ష పాహి పాహి చక్షుర్మే మే చక్షః పాహి పాహి చక్షుర్మే చక్షుర్మే మే చక్షుశ్చక్షుర్మే పాహి పాహి మే చక్షుశ్చక్షుర్మే పాహి మే పాహి పాహి మే మే పాహి శ్రోత్రగు శ్రోత్రం పాహి మే మే పాహి శ్రోత్రం. పాహి శ్రోత్రజ్ఞ శ్రోత్రం పాహి పాహి శ్రోత్రం మే మే శ్రోత్రం పాహి పాహి శ్రోత్రం మే శ్రోత్రం మే మే శ్రోత్రజ్ఞ శ్రోత్రం మే పాహి పాహి మే శ్రోత్రజ్ఞ శ్రోత్రం మే పాహి పాహి పాహి మే మే పాహి మనోమన పాహి మే మే పాహి మన పాహి మనోమన పాహి పాహి మనో మే మే మన పాహి పాహి మనో మే మే మే మనోమనో మే జిన్వ జిన్వ మే మనోమనో మే జిన్వ జిన్వ జిన్వ మే మే జిన్వ వాచం వాచం జిన్వ మే మే జిన్వ వాచం జిన్వ వాచం వాచం జిన్వ జిన్వ వాచం మే మే వాచం జిన్వ జిన్వ వాచం మే వాచం మే మే వాచం వాచం మే పిన్వ పిన్వ మే వాచం వాచం మే పిన్వ పిన్వ మే మే పిన్వాత్మానమాత్మానం పిన్వ మే మే పిన్వాత్మానం పిన్వాత్మానమాత్మానం పిన్వ పిన్వాత్మానం మేమ ఆత్మానం పిన్వ పిన్వాత్మానం మే ఆత్మానం మేమ ఆత్మానమాత్మానం మే పాహి పాహి ఆత్మానమాత్మానం మే పాహి పాహి పాహి మే మే పాహి జ్యోతిర్ జ్యోతిర్ పాహి మే మే పాహి జ్యోతి పాహి జ్యోతిర్ జ్యోతి పాహి పాహి జ్యోతిర్ మే మే జ్యోతి పాహి పాహి జ్యోతిర్ మే జ్యోతిర్ మే మే జ్యోతిర్ జ్యోతిర్ మే ఛేచ్ఛ మే జ్యోతిర్ జ్యోతిర్ మే ఛేచ్ఛ మే మే ఛేతి ఛందో మామా ఛంద ప్రమా ప్రమా ఛందో మామా ఛంద ప్రమా ఛంద ప్రమా ప్రమా ఛందశ్చంద ప్రమా ఛందశ్చంద ప్రమా ఛందశ్చంద ప్రమా ఛంద ఛందశ్చంద ప్రమా ప్రమా ఛంద ప్రతిమా ప్రతిమా ఛంద ప్రమా ప్రమా ఛంద ప్రతిమా ప్రమేతి ప్రమా ప్రతిమా ప్రతిమా ఛందశ్చంద ప్రతిమా ఛందశ్చంద ప్రతిమా ఛందశ్చంద ప్రతిమా ఛంద ప్రతిమా ఛందశ్చంద ప్రతిమా ప్రతిమా ఛందో శ్రీవిర శ్రీవిశ్చంద ప్రతిమా ప్రతిమా ఛందో శ్రీవి ప్రమేతి ప్రతిమా శ్రీవిర శ్రీవిశ్చందశ్చందో శ్రీవిశ్చందశ్చందో శ్రీవిశ్చందశ్చందో శ్రీవిశ్చంద శ్రీవిశ్చందశ్చందో శ్రీవిర శ్రీవిశ్చంద పంక్తి పంక్తిశ్చందో శ్రీవిర శ్రీవిశ్చంద పంక్తిశ్చంద పంక్తి పంక్తిశ్చందశ్చంద పంక్తిశ్చందశ్చంద పంక్తిశ్చందశ్చంద పంక్తిశ్చంద పంక్తిశ్చందశ్చంద పంక్తి పంక్తిశ్చంద ఉష్ణిహోష్ణిహాఛంద పంక్తి పంక్తిశ్చంద ఉష్ణిహాఛంద ఉష్ణిహోష్ణిహాఛందశ్చంద ఉష్ణిహాఛందశ్చంద ఉష్ణిహాఛందశ్చంద ఉష్ణిహాఛంద ఛందశ్చంద ఉష్ణిహోష్ణిహాఛందో బృహతి బృహతి ఛంద ఉష్ణిహోష్ణిహాఛందో బృహతి ఛందో బృహతి బృహతి ఛందశ్చందో బృహతి ఛందశ్చందో బృహతి ఛందశ్చందో బృహతి ఛంద ఛందశ్చందో బృహతి బృహతి ఛందో నుష్టుప నుష్టుప్ ఛందో బృహతి బృహతి ఛందో నుష్టుప ఛందో నుష్టుప నుష్టుప్ ఛందశ్చందో నుష్టుప్ ఛందశ్చందో నుష్టుప్ ఛందశ్చందో నుష్టుప్ ఛంద ఛందశ్చందో నుష్టుప నుష్టుప్ ఛందో విరాట్ విరాట్ ఛందో నుష్టుప నుష్టుప్ ఛందో విరాట్ నుష్టుభిత్యనుస్తుభ విరాట్ విరాట్ ఛందశ్చంద విరాట్ ఛందశ్చంద విరాట్ ఛందశ్చంద విరాట్ ఛంద విరాట్ ఛందశ్చంద విరాట్ విరాట్ ఛందో గాయత్రీ గాయత్రీ ఛందో విరాట్ విరాట్ ఛందో గాయత్రీ విరాడితి వీరాడ్ గాయత్రీ గాయత్రీ ఛందశ్చందో గాయత్రీ ఛందశ్చందో గాయత్రీ ఛందశ్చందో గాయత్రీ ఛంద గాయత్రీ ఛందశ్చందో గాయత్రీ గాయత్రీ ఛందస్తుష్టుప్ తృష్టుప్ ఛందో గాయత్రీ గాయత్రీ ఛందస్తుష్టుప్ ఛందస్తుష్టుప్ తృష్టుప్ ఛందస్తుష్టుప్ ఛందశ్చంద త్రిష్టుప్ ఛందశ్చంద త్రిష్టుప్ ఛంద త్రిష్టుప్ ఛందశ్చంద త్రిష్టుప్ త్రిష్టుప్ ఛందో జగతి జగతి ఛందస్తుష్టుప్ త్రిష్టుప్ ఛందో జగతి ఛందో జగతి జగతి ఛందశ్చందో జగతి ఛందశ్చందో జగతి ఛందశ్చందో జగతి ఛంద జగతి ఛందశ్చందో జగతి జగతి ఛంద పృథివీ పృథివీ ఛందో జగతి జగతి ఛంద పృథివీ ఛంద పృథివీ పృథివీ ఛందశ్చంద పృథివీ ఛందశ్చంద పృథివీ ఛందశ్చంద పృథివీ ఛంద ఛందశ్చంద పృథివీ పృథివీ ఛందో అంతరిక్షమంతరిక్షం ఛంద పృథివీ పృథివీ ఛందోంతరిక్షంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం ఛంద అంతరిక్షం ఛందశ్చందోంతరిక్షమంతరిక్షం ఛందోద్యౌర్ద్యౌందోంతరిక్షమంతరిక్షం ఛందశ్చందో వాక్ ఛందశ్చందో వాక్ ఛందశ్చందో వాక్ ఛందః కృషి కృషి ఛందో వాక్ ధరుణ ఏక విగుంశ ఏక విగుంశో వర్చో ద్వా విగుంశ ఏక విగుంశ ఇత్యేక విగుంశోద్వా విగుంశోద్వా విగుంశో వృచ్చో వృచ్చోద్వా విగుంశ సంభరణ సంభరణోద్వా విగుంశో వృచ్చో వృచ్చోద్వా విగుంశ సంభరణ విగుంశ సంభరణ సంభరణోద్వా విగుంశోద్వా విగుంశ సంభరణస్త్రయో విగుంశస్త్రయో విగుంశ సంభరణోద్వా విగుంశోద్వా విగుంశ సంభరణస్త్రయో విగుంశ సంభరణస్త్రయో విగుంశస్త్రయో విగుంశ సంభరణ సంభరణస్త్రయో విగుంశో యోనిర్యోనిస్త్రయో విగుంశ సంభరణ సంభరణస్త్రయో విగుంశో యోని విగుంశో యోనిర్యోనిస్త్రయ విగుంశస్త్రయో విగుంశో యోనిశ్చతుర్విగుంశశ్చతుర్విగుంశో యోనిస్త్రయ విగుంశస్త్రయ విగుంశో యోనిశ్చతుర్విగుంశః విగుంశ ఇది త్రయః యోనిశ్చతుర్విగుంశశ్చతుర్విగుంశో యోనిర్యోనిశ్చతుర్విగుంశో గర్భాగర్భాశ్చతుర్విగుంశో యోనిర్యోనిశ్చతుర్విగుంశో గర్భాగర్భాశ్చతుర్విగుంశో గర్భాశ్చతుర్విగుంశశ్చతుర్విగుంశో గర్భాః పంచవిగుంశ పంచవిగుంశో గర్భాశ్చతుర్విగుంశశ్చతుర్విగుంశో గర్భాః పంచవిగుంశః చతుర్విగుంశ ఇతి చతుః విగుంశః గర్భాః పంచవిగుంశ పంచవిగుంశో గర్భాగర్భాః పంచవిగుంశ ఓజ ఓజ పంచవిగుంశో గర్భాగర్భాః పంచవిగుంశ ఓజః విగుంశ ఓజ ఓజ పంచవిగుంశ పంచవిగుంశ ఓజస్తృణవస్తృణవ ఓజ పంచవిగుంశ పంచవిగుంశ ఓజస్తృణవ పంచవిగుంశ ఇతి పంచ విగుంశః ఓజస్తృణవస్తృణవ ఓజ ఓజస్తృణవః క్రతుః క్రతుస్తృణవ ఓజ ఓజస్తృణవః క్రతు క్రతుస్తృణవస్తృణవ స్తృణవ క్రతు ఏకత్రిగుంశ ఏకత్రిగుంశక్రతుస్తృణవస్తృణవ క్రతురేకత్రిగుంశః నవ ఇతి త్రి నవః క్రతురేకత్రిగుంశ ఏకత్రిగుంశః క్రతుః క్రతురేకత్రిగుంశః ప్రతిష్ట ప్రతిష్ఠ ఏకత్రిగుంశః క్రతుః క్రతురేకత్రిగుంశః ప్రతిష్ట ఏకత్రిగుంశః ప్రతిష్ట ప్రతిష్ఠ ఏకత్రిగుంశ ఏకత్రిగుంశః ప్రతిష్ట త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశః ప్రతిష్ఠా త్రయస్త్రిగుంశో బ్రహ్మస్య బ్రహ్మస్య త్రయస్త్రిగుంశః ప్రతిష్ఠా ప్రతిష్ఠా త్రయస్త్రిగుంశో బ్రహ్మస్య తిష్ఠేది ప్రతిస్థాత్రిగుంశో బ్రహ్మస్య బ్రహ్మస్య త్రయస్త్రిగుంశః త్రయస్త్రిగుంశో బ్రహ్మస్య విష్టపం విష్టపం బ్రహ్మస్య త్రయస్త్రిగుంశః త్రయస్త్రిగుంశో బ్రహ్మస్య విష్టపం త్రయస్త్రిగుంశ ఇది త్రయః త్రిగుంశః బ్రహ్మస్య విష్టపం విష్టపం బ్రహ్మస్య బ్రహ్మస్య విష్టపం చతుస్త్రిగుంశశ్చతుస్త్రిగుంశో విష్టపం బ్రహ్మస్య బ్రహ్మస్య విష్టపం విష్టపం చతుస్త్రిగుంశశ్చతుస్త్రిగుంశో విష్టపం విష్టపం చతుస్త్రిగుంశో నాకో నాకశ్చతుస్త్రిగుంశో విష్టపం విష్టపం చతుస్త్రిగుంశో నాకః త్రిగుంశో నాకో నాకశ్చతుస్త్రిగుంశశ్చతుస్త్రిగుంశో నాకశ్చత్రిగుంశశ్చత్రిగుంశో నాకశ్చతుస్త్రిగుంశశ్చతుస్త్రిగుంశో నాకశ్చత్రిగుంశశ్చతుస్త్రిగుంశ ఇది చతుః త్రిగుంశః నాకశ్చత్రిగుంశశ్చత్రిగుంశో నాకో నాకశ్చత్రిగుంశో వివర్తో వివర్తశ్చత్రిగుంశో నాకో నాకశ్చత్రిగుంశో వివర్త త్రిగుంశో విభత్తో వివర్తశ్చత్రిగుంశశ్చత్రిగుంశో వివత్తోష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో వివర్తశ్చత్రిగుంశశ్చత్రిగుంశో వివత్తోష్టాచత్వారిగుంశః త్రిగుంశ ఇతి షట్ ష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో విభత్తో విభత్తోష్టాచత్వారిగుంశో ధర్తృధర్తృష్టాచత్వారిగుంశో విభత్తో విభత్తోష్టాచత్వారిగుంశో ధర్తృః ష్టాచత్వారిగుంశో ధర్తృధర్తృష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో ధర్తృశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్తృష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో ధర్తృశ్చతుష్టోమః చత్వారిగుంశ ఇత్యష్టాచత్వారిగుంశః ధర్తృశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్తృధర్తృశ్చతుష్టోమః స్తోమ ఇతి చతుః స్తోమః అగ్నేర్భాగో భాగోగ్నేరగ్నేర్భాగోస్యసి భాగోగ్నేరగ్నేర్భాగోసి భాగోస్యసి భాగో భాగోసి దీక్షాయ దీక్షాయ అసి భాగో భాగోసి దీక్షాయ అసి దీక్షాయ దీక్షాయ అస్యసి దీక్షాయ ఆధిపత్యమాధిపత్యం దీక్షాయ అస్యసి దీక్షాయ ఆధిపత్యం దీక్షాయ ఆధిపత్యమాధిపత్యం దీక్షాయ దీక్షాయ ఆధిపత్యం బ్రహ్మ బ్రహ్మాధిపత్యం దీక్షాయ దీక్షాయ ఆధిపత్యం ఆధిపత్యం బ్రహ్మాధిపత్యం బ్రహ్మ బ్రహ్మాధిపత్యమాధిపత్యం బ్రహ్మ స్ఫృతస్ఫృతం బ్రహ్మాధిపత్యమాధిపత్యం బ్రహ్మ స్ఫృతం బ్రహ్మస్ఫృతం బ్రహ్మ బ్రహ్మ స్ఫృతం త్రివృత్రివృత్ స్ఫృతం బ్రహ్మ బ్రహ్మ స్ఫృతం త్రివృత్ స్ఫృతం త్రివృత్ స్తోమ ఇంద్రస్యేంద్రస్య స్తోమస్త్రివృత్ స్తోమ ఇంద్రస్య స్తోమ ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్య స్తోమ ఇంద్రస్య భాగ ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగోసి భాగో భాగోసి విష్ణోర్విష్ణోరసి భాగో భాగోసి విష్ణోర్విష్ణోరస్యష్ణోరాధిపత్యమాధిపత్యం విష్ణోరాధిపత్యం క్షత్రమాధిపత్యం విష్ణోర్విష్ణోరాధిపత్యం క్షత్రమాధిపత్యం క్షత్రగ్స్ఫృతగ్స్ఫృతం క్షత్రమాధిపత్యమాధిపత్యం క్షత్రగ్స్ఫృతం ఆధిపత్యమిత్యాధిపత్యం షమ్రంగస్ఫృతగ్స్ఫృతం క్షత్రం క్షత్రగ్స్ఫృతం పంచదశ స్ఫృతం క్షత్రగ్స్ఫృతం పంచదశ స్తోమస్తోమః పంచదశ స్ఫృతగ్స్ఫృతం పంచదశ స్తోమః పంచదశ స్తోమో నృచక్షసాం రుచక్షసాగస్తోమః పంచదశ స్తోమో నృచక్షసాం భాగో భాగో ఆధిపత్యమాధిపత్యం భోష్ణ స్ఫృతగ్స్ఫృతం స్ఫృతం తృణవస్తృణవస్తృణవస్తోమస్తోమస్తృణవస్తృణవస్తోమో వసూనాం వసూనాం

ఆధిపత్యమాధిపత్యం ప్రజా స్మృతా స్మృతా ప్రజా ఆధిపత్యమాధిపత్యం ప్రజా స్మృతా ఆధిపత్యమిత్యాది ప్రజా స్మృతా స్మృతా ప్రజా ప్రజా స్మృతాశ్చ దుశ్చపారిఘోషశ్చ దుశ్చపారిఘోష స్మృతా ప్రజా ప్రజా స్మృతాశ్చ దుశ్చపారిఘోష ఇది ప్రజా దుశ్చపారిఘోషశ్చ దుశ్చపారిఘోష స్మృతా స్మృతాశ్చ దుశ్చపారిఘోష స్తోమ స్తోమశ్చ దుశ్చపారిఘోష స్మృతా స్మృతాశ్చ దుశ్చపారిఘోష స్తోమ దుశ్చపారిఘోష స్తోమ స్తోమశ్చ దుశ్చపారిఘోషశ్చ దుశ్చపారిఘోష స్తోమ ఋణా ఋణాగ స్తోమ దుశ్చపారిఘోషశ్చ దుశ్చపారిఘోష స్తోమ ఋణాపారిఘోష ఇది చతుర్భోణాగ స్తోమ స్తోమర్భోణాం భాగో భాగర్భోణాగ స్తోమ స్తోమర్భోణాం భాగ ఋణాం భాగో భాగర్భోణాం భాగోస్తి భాగర్భోణాం భాగోసి భాగోస్తి భాగో భాగోసి విశ్వేషాం విశ్వేషామసి భాగో భాగోసి విశ్వేషా విశ్వేషాం విశ్వేషామస్తి విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషామస్తి విశ్వేషాం దేవానాం విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామాధిపత్యమాధిపత్యం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామాధిపత్యం దేవానామాధిపత్యమాధిపత్యం దేవానాం దేవానామాధిపత్యం భూతం భూతమాధిపత్యం దేవానాం దేవానామాధిపత్యం భూతం ఆధిపత్యం భూతం భూతమాధిపత్యమాధిపత్యం భూతం నిశాంతం నిశాంతం భూతమాధిపత్యమాధిపత్యం భూతం నిశాంతం ఆధిపత్యమిత్యాధిపత్యం భూతం నిశాంతం నిశాంతం భూతం భూతం నిశాంతగ్స్పృతగ్స్పృతం నిశాంతం భూతం భూతం నిశాంతగ్స్పృతం నిశాంతగ్స్పృతగ్స్పృతం నిశాంతం నిశాంతగ్స్పృతం త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశస్పృతం నిశాంతం నిశాంతగ్స్పృతం త్రయస్త్రిగుంశ శాంతమితి నిశాంతం స్పృతం త్రయస్త్రిగుంశస్త్రయ శ్రీగుంశస్పృతగ్ స్పృతం త్రయస్త్రిగుంశ స్తోమ స్తోమస్త్రయ శ్రీగుంశస్పృతగ్ స్పృతం త్రయస్త్రిగుంశ స్తోమ శ్రీగుంశ స్తోమ స్తోమస్త్రయ శ్రీగుంశస్త్రయ శ్రీగుంశ స్తోమ త్రయస్త్రిగుంశ ఇది త్రయగుంశ స్తోమ ఇది స్తోమ స్తువతైకైకజాస్తువద ప్రజా ప్రజా అస్తువతైకైకజాస్తువద ప్రజా స్తువద ప్రజా ప్రజా అస్తువదాస్తువద ప్రజా అధీయంతాధీయంత ప్రజా అస్తువదాస్తువద ప్రజా అధీయంత ప్రజా అధీయంతాధీయంత ప్రజా ప్రజా అధీయంత ప్రజాపతి ప్రజాపతిరధీయంత ప్రజా ప్రజా అధీయంత ప్రజాపతి ప్రజా ఇది ప్రజాధీయంత ప్రజాపతి ప్రజాపతిరధీయంతాధీయంత ప్రజాపతిరధిపతిరధిపతి ప్రజాపతిరధీయంతాధీయంత ప్రజాపతిరధిపతి ప్రజాపతిరధిపతిరధిపతి ప్రజాపతి ప్రజాపతిరధిపతిరాసీదాసీదధిపతి ప్రజాపతి ప్రజాపతిరధిపతిరాసీ ప్రజాపతిరిది ప్రజాపతిరాసీదాసీదధిపతిరధిపతిరాసీస్తువతస్తువతృభిరస్తువతృభిరస్తువతృభిరస్తువతృభిరస్తువత బ్రహ్మ బ్రహ్మాస్తువతృభిస్తువత్రహ్మాస్తువతృభిస్తువత బ్రహ్మ స్తువతస్తువత బ్రహ్మ సృజ్యత బ్రహ్మ సృజ్యత సృజ్యత బ్రహ్మ బ్రహ్మ సృజ్యత బ్రహ్మణో బ్రహ్మణో సృజ్యత బ్రహ్మ బ్రహ్మ సృజ్యత బ్రహ్మణ సృజ్యత బ్రహ్మణో బ్రహ్మణో సృజ్యత సృజ్యత బ్రహ్మణస్పతిష్పతిర్బ్రహ్మణో సృజ్యత సృజ్యత బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతిష్పతిర్బ్రహ్మణో బ్రహ్మణస్పతిరధిపతిరధిపతిష్పతిర్బ్రహ్మణో బ్రహ్మణస్పతిరధిపతి పంచభిః పంచభిరాసీదధిపతిరధిపతిరాసీత్ పంచభిరాసీదాసీత్ పంచభిరస్తువతస్తువత పంచభిరాసీదాసీత్ పంచభిరస్తువత పంచభిరస్తువతస్తువత పంచభిః పంచభిరస్తువత భూతాని భూతాన్యస్తువత పంచభిః పంచభిరస్తువత భూతాని పంచభిరితి పంచాభిః అస్తువత భూతాని భూతాన్యస్తువతస్తువత భూతాన్య సృజ్యంత సృజ్యంత భూతాన్యస్తువతస్తువత భూతాన్య సృజ్యంత భూతాన్య సృజ్యంత సృజ్యంత భూతాని భూతాన్య సృజ్యంత భూతానాం భూతానాం సృజ్యంత భూతాని భూతాన్య సృజ్యంత భూతానాం సృజ్యంత భూతానాం భూతానాం సృజ్యంత సృజ్యంత భూతానాం పతిష్పతిర్భూతానాం సృజ్యంత సృజ్యంత భూతానాం పతిః భూతానాం పతిష్పతిర్భూతానాం భూతానాం పతిరధిపతిరధి పతిష్పతిర్భూతానాం భూతానాం పతిరధిపతి పతిరధిపతిరాసీదాసీదధిపతిష్పతిష్పతిరధిపతిరాసీదధిపతిరాసీదాసీదధిపతిరాసీత్ సప్తభిః సప్తభిరాసీదధిపతిరధిపతిరాసీత్ సప్తభిః అధిపతిరిత్యధిపతిః సప్తభిః సప్తభిరాసీదాసీత్ సప్తభిరస్తోదాస్తోద సప్తభిరాసీదాసీత్ సప్తభిరస్తోదా సప్తభిరస్తోదాస్తోద సప్తభిః సప్తభిరస్తోద సప్త ఋషయః సప్త ఋషయోస్తోద సప్తభిః సప్తభిరస్తోద సప్త ఋషయః సప్తభిరితి సప్త అస్తోద సప్త ఋషయః సప్త ఋషయోస్తోదాస్తోద సప్త ఋషయో సృజ్యంతా సృజ్యంత సప్త ఋషయోస్తోదాస్తోద సప్త ఋషయో సృజ్యంతా ఋషయో సృజ్యంతా సృజ్యంత సప్త ఋషయః సప్త ఋషయో సృజ్యంత ధాతా సృజ్యంత సప్త ఋషయః సప్త ఋషయో సృజ్యంత ధాతా సప్త ఋషయ ఇతి సప్త ఋషయః సృజ్యంత ధాతా ధాతా సృజ్యంతా సృజ్యంత ధాతాధిపతిరధిపతిర్ధాతా సృజ్యంతా సృజ్యంత ధాతాధిపతి ఏకాదశభిరేకాదశభిరాసీదాసీదేకాదశభిరస్తువతాస్తువతైకాదశభిరాసీదాసీదేకాదశభిరస్తువతాకాదశభిరేకాదశభిరస్తువతర్తవ అర్తవోస్తువతైకాదశభిరేకాదశభిరస్తువతర్తవ పంచదశభిరస్తువత క్షత్రం పంచదశభిరస్తువత పంచదశభిరస్తువత క్షత్రం పంచదశభిరితి పంచదశ క్షత్రం క్షత్రమస్తువతాస్తువత క్షత్రమ సృజ్యత సృజ్యత క్షత్రమస్తువతాస్తువత క్షత్రమ సృజ్యత క్షత్రమ సృజ్యత సృజ్యత క్షత్రం క్షత్రమ సృజ్యతేంద్ర ఇంద్రో సృజ్యత క్షత్రం క్షత్రమ సృజ్యతేంద్ర సృజ్యతేంద్ర ఇంద్రో సృజ్యత సృజ్యతేంద్రోధిపతిరధిపతిరింద్రో సృజ్యత సృజ్యతేంద్రోధిపతి ఇంద్రోధిపతిరధిపతిరింద్ర ఇంద్రోధిపతిరాసీదాసీదధిపతిరింద్ర ఇంద్రోధిపతిరాసీదాసీదధిపతిరధిపతిరాసీత్ సప్తదశభిః సప్తదశభిరాసీదధిపతిరధిపతిరాసీత్ సప్తదశభిరిత్యధిపతిః ఆసీత్ సప్తదశభిః సప్తదశభిరాసీదాసీత్ సప్తదశభిరస్తువతాస్తువత సప్తదశభిరాసీదాసీత్ సప్తదశభిరస్తువత సప్తదశభిరస్తువతాస్తువత సప్తదశభిః సప్తదశభిరస్తువత పశవః పశవోస్తువత సప్తదశభిః సప్తదశభిరస్తువత పశవః సప్తదశభిరితి సప్తదశభిః స్తువత పశవః పశవోస్తువతాస్తువత పశవో సృజ్యంతా సృజ్యంత పశవోస్తువతాస్తువత పశవో సృజ్యంత పశవో సృజ్యంత పశవః పశవో సృజ్యంత బృహస్పతిర్బృహస్పతిరసృజ్యంత పశవః పశవో సృజ్యంత బృహస్పతిః సృజ్యంత బృహస్పతిర్బృహస్పతిరసృజ్యంతా సృజ్యంత బృహస్పతిరధిపతిరధిపతిర్బృహస్పతిరసృజ్యంతా సృజ్యంత బృహస్పతిరధిపతిః త్రయో వింశత్యాస్తువత క్షుద్రా క్షుద్రాః క్షుద్రా అస్తువద త్రయో విగుంషత్యా త్రయో విగుంషత్యాస్తువద క్షుద్రాః త్రయో విగుంషత్యే త్రయః విగుంషత్యా అస్తువద క్షుద్రాః క్షుద్రా అస్తువదాస్తువద క్షుద్రాః పశవః పశవః క్షుద్రా అస్తువదాస్తువద క్షుద్రాః పశవః క్షుద్రాః పశవః పశవః క్షుద్రాః క్షుద్రాః పశవో సృజ్యంతా సృజ్యంత పశవః క్షుద్రాః క్షుద్రాః పశవో సృజ్యంతా పశవో సృజ్యంతా సృజ్యంత పశవః పశవో సృజ్యంత పూషా పూషా సృజ్యంత పశవః పశవో సృజ్యంత పూషా సృజ్యంత పూషా పూషా సృజ్యంతా సృజ్యంత పూషాధిపతిరధిపతిః పూషా సృజ్యంతా సృజ్యంత పూషాధిపతిః పూషాధిపతిరధిపతిః పూషా పూషాధిపతిరాసీదాసీదధిపతిః పూషా పూషాధిపతిరాసీదాసీదధిపతిరాసీదాసీదధిపతిరాసీత్ పంచ విగుంషత్యా పంచ విగుంషత్యాసీదధిపతిరధిపతిరాసీత్ పంచ విగుంషత్యాధిపతిరిత్యధి పంచ విగుంషత్యా పంచ విగుంషత్యాసీదాసీత్ పంచ విగుంషత్యాస్తోదాస్తోత పంచ విగుంషత్యాసీదాసీత్ పంచ విగుంషత్యాస్తోత పంచ విగుంషత్యాస్తువతాస్తువత పంచ విగుంషత్యా పంచ విగుంషత్యాస్తువతారణ్యా ఆరణ్యా అస్తువత పంచ విగుంషత్యా పంచ విగుంషత్యాస్తువతారణ్యా పంచ విగుంషత్యేది పంచ విగుంషత్యా అస్తువతారణ్యా ఆరణ్యా అస్తువతాస్తువతారణ్యా పశవః పశవ ఆరణ్యా అస్తువతాస్తువతారణ్యా పశవః ఆరణ్యా పశవః పశవ ఆరణ్యా ఆరణ్యా పశవో సృజ్యంతా సృజ్యంత పశవ ఆరణ్యా ఆరణ్యా పశవో సృజ్యంతా పశవో సృజ్యంతా సృజ్యంత పశవః పశవో సృజ్యంత వాయుర్వాయుర సృజ్యంత పశవః పశవో సృజ్యంత వాయు సృజ్యంత వాయుర్వాయుర సృజ్యంతా సృజ్యంత వాయురధిపతిరధిపతిర్వాయుర సృజ్యంతా సృజ్యంత వాయురధిపతి వాయురధిపతిరధిపతిర్వాయుర్వాయురధిపతిరాసీదాసీదధిపతిర్వాయుర్వాయురధిపతిరాసీదధిపతిరధిపతిరాసీత్ సప్త విగుంషత్యా సప్త విగుంషత్యా సీదధిపతిరధిపతిరాసీత్ సప్త విగుంషత్యా అధిపతిరిత్యధి ఆసీత్ సప్త విగుంషత్యా సప్త విగుంషత్యాసీదాసీత్ సప్త విగుంషత్యాస్తోదాస్తోత సప్త విగుంషత్యాసీదాసీత్ సప్త విగుంషత్యాస్తోత సప్త విగుంషత్యాస్తువతాస్తువత సప్త విగుంషత్యా సప్త విగుంషత్యాస్తువత ద్యావా పృథివీ అస్తువత సప్త విగుంషత్యా సప్త విగుంషత్యాస్తువత ద్యావా పృథివీ విగుంషత్యేతి సప్త విగుంషత్యా అస్తువత ద్యావా పృథివీ ద్యావా పృథివీ అస్తువతాస్తువత ద్యావా పృథివీ వివిద్యావా పృథివీ అస్తువతాస్తువత ద్యావా పృథివీ ద్యావా పృథివీ వివిద్యావా పృథివీ ద్యావా పృథివీ వ్యైతామైతాం విద్యావా పృథివీ ద్యావా పృథివీ వ్యైతా ద్యావా పృథివీ ఇద్యావా పృథివీ వ్యైతామైతాం వివ్యైతాం వసవో వసవ ఐతాం వివ్యైతాం వసవ వసవో వసవ ఐతామైతాం వసవో రుద్రా రుద్రా వసవ ఐతామైతాం వసవో రుద్రా వసవో రుద్రా రుద్రా వసవో వసవో రుద్రా ఆదిత్యా ఆదిత్యా రుద్రా వసవో వసవో రుద్రా ఆదిత్యా ఆదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రా ఆదిత్యా అన్వన్వాదిత్యా రుద్రా రుద్రా ఆదిత్యా అను ఆదిత్యా అన్వన్వాదిత్యా ఆదిత్యా అనువివ్యన్వాదిత్యా ఆదిత్యా అనువి అనువివ్యన్ వనువ్యాయన్నాయన్ వ్యందను వ్యాయన్ వ్యాయన్నాయన్ వివ్యాయన్ తేషాం తేషామాయన్ వివ్యాయన్ తేషాయన్ తేషాం తేషామాయన్నాయన్ తేషామాధిపత్యమాధిపత్యం తేషామాయన్నాయన్ తేషామాధిపత్యం తేషామాధిపత్యమాధిపత్యం తేషాం తేషామాధిపత్యమాసీదాసీదాధిపత్యం తేషాం తేషామాధిపత్యమాసీదాసీదాధిపత్యమాధిపత్యమాసీన్నవ విగుంషత్యా నవ విగుంషత్యాసీదాధిపత్యమాధిపత్యమాసీన్నవ విగుంషత్యా అధిపత్యమిత్యాధిపత్యం ఆసీన్నవ విగుంషత్యా నవ విగుంషత్యాసీదాసీన్నవ విగుంషత్యాస్తువతాస్తువత నవ విగుంషత్యాసీదాసీన్నవ విగుంషత్యాస్తువత నవ విగుంషత్యాస్తువతాస్తువత నవ విగుంషత్యా నవ విగుంషత్యాస్తువత వనస్పత యో వనస్పత యోస్తువత నవ విగుంషత్యా నవ విగుంషత్యాస్తువత వనస్పతయ నవ విగుంషత్యేతి నవ విగుంషత్యా వనస్పత యో వనస్పత యోస్తువతాస్తువత వనస్పత యో సృజ్యంతా సృజ్యంత వనస్పత యోస్తువతాస్తువత వనస్పత యో సృజ్యంత వనస్పత యో సృజ్యంతా సృజ్యంత వనస్పత యో వనస్పత యో సృజ్యంత సోమ సోమో సృజ్యంత వనస్పత యో వనస్పత యో సృజ్యంత సోమ సృజ్యంత సోమ సోమో సృజ్యంతా సృజ్యంత సోమోధిపతిరధిపతి సోమో సృజ్యంతా సృజ్యంత సోమోధిపతి సోమోధిపతిరధిపతి సోమ సోమోధిపతిరాసీదాసీదధిపతి సోమ సోమోధిపతిరాసీ అధిపతిరాసీదాసీదధిపతిరధిపతిరాసీ ఏకత్రిగుంశతైకత్రిగుంశతాస్తువత ప్రజా ప్రజా అస్తువతైకత్రిగుంశతైకత్రిగుంశతాస్తువత ప్రజా ఉషసోషసా పేపిషానే సమానగో సమానం పేపిషానే ఉష సోషసా పేపిశానే సమానం వేపిశానే సమానగో సమానం వేపిశానే పేపిశానే సమానం యోని యోనిగో సమానం వేపిశానే వేపిశానే సమానం యోని వేపిశానే ఇది పేపిశానే యోని యోనిగో సమానగో సమానం యోని మన్వన యోనిగో సమానగో సమానం యోని మను యోని మన్వన యోని యోని మను సంచరంతి సంచరంతి అను యోని యోని మను సంచరంతి సంచరంతి సంచరంతి అన్వన సంచరంతి సంచరంతి ఇది సం చరంతి సూర్యపత్ని సూర్యపత్ని సూర్యపత్ని విచరతశ్చరతో వి సూర్యపత్ని సూర్యపత్ని విచరత సూర్యపత్ని ఇది సూర్యపత్ని విచరతశ్చరతో విచరత ప్రజానతి ప్రజానతి చరతో విచరత ప్రజానతి ప్రజానతి ప్రజానతి చరతశ్చరత ప్రజానతి కేతుం కేతుం ప్రజానతి చరతశ్చరత ప్రజానతి కేతుం ప్రజానతి కేతుం కేతుం ప్రజానతి ప్రజానతి కేతుం కృణ్వానే కృణ్వానే కేతుం ప్రజానతి ప్రజానతి కేతుం కృణ్వానే ప్రజానతి ఇది ప్రజానతి కేతుం కృణ్వానే కృణ్వానే కేతుం కేతుం కృణ్వానే అజరే అజరే కృణ్వానే కేతుం కేతుం కృణ్వానే అజరే కృణ్వానే అజరే అజరే కృణ్వానే కృణ్వానే అజరే భూరి రేతసా భూరి రేతసా అజరే కృణ్వానే కృణ్వానే అజరే భూరి రేతసానే ఇది కృణ్వానే అజరే భూరి రేతసా భూరి రేతసా అజరే అజరే భూరి రేతసాజరే భూరి రేతసేది భూరి రేతసాన్వనుబంధామను తిస్రస్తిస్రోనుబంధాం బంధామను తిస్ర తిస్రస్తిస్రో అన్వను తిస్ర ఆ తిస్రో అన్వను తిస్ర తిస్ర ఆ తిస్రస్తిస్ర ఆగురగురా తిస్రస్తిస్ర ఆగుహు ఆగురగురాగుస్త్రయస్త్రయో అగురాగుస్త్రయ అగుస్త్రయస్త్రయో అగురగుస్త్రయో ఘర్మాసో ఘర్మాసస్త్రయో అగురగుస్త్రయో ఘర్మాసో ఘర్మాసో ఘర్మాసస్త్రయస్త్రయో ఘర్మాసో అన్వను ఘర్మాసస్త్రయస్త్రయో ఘర్మాసో అను ఘర్మాసో అన్వను ఘర్మాసో ఘర్మాసో అను జ్యోతిషా జ్యోతిషాను ఘర్మాసో ఘర్మాసో అను జ్యోతిషాను జ్యోతిషా జ్యోతిషాన్వను జ్యోతిషా జ్యోతిషాన్వను జ్యోతిషా జ్యోతిషా జ్యోతిషా జ్యోతిషాగురగురా జ్యోతిషా జ్యోతిషాగుహు అగురగురాగుహు అగురిత్యగుహు ప్రజామేకా ప్రజాం ప్రజామేకా రక్షతి రక్షత్యేకా ప్రజాం ప్రజామేకా రక్షతి ప్రజామిది ప్రజా రక్షతి రక్షత్యేకైకా రక్షత్యోర్జమోర్జగో రక్షత్యేకైకా రక్షత్యోర్జం రక్షత్యోర్జమోర్జగో రక్షతి రక్షత్యోర్జమేకైకోర్జగో రక్షతి రక్షత్యోర్జమేకాజమేకైకోర్జమోర్జమేకా వ్రతం వ్రతమేకోర్జమోర్జమేకా వ్రతం ఏకా వ్రతం వ్రతమేకైకా వ్రతమేకైకా వ్రతమేకైకా వ్రతమేకా వ్రతమేకైకా వ్రతం వ్రతమేకా రక్షతి రక్షత్యేకా వ్రతం వ్రతమేకా రక్షతి ఏకా రక్షతి రక్షత్యేకైకా రక్షతి దేవయూనాన్ దేవయూనాగో రక్షత్యేకైకా రక్షతి దేవయూనా దేవయూనాన్ దేవయూనాగో రక్షతి రక్షతి దేవయూనా దేవయూనామితి దేవయూనా స్తోమో అభవద్ అభవచ్చుతుష్టోమశ్చతుష్టోమో అభవత్యాయాభవచ్చుతుష్టోమశ్చతుష్టోమో అభవత్యా స్తోమ ఇది జతుః స్తోమః భవద్యాయాభవద్ భవద్యా దురియా దురియాయాభవద్ భవద్యా దురియా దురియా దురియాయా దురియా యజ్ఞస్య యజ్ఞస్య దురియాయా దురియా యజ్ఞస్య దురియా యజ్ఞస్య యజ్ఞస్య దురియా దురియా యజ్ఞస్య పక్షౌ పక్షౌ యజ్ఞస్య దురియా దురియా యజ్ఞస్య పక్షౌ యజ్ఞస్య పక్షౌ పక్షౌ యజ్ఞస్య యజ్ఞస్య పక్షా వృషయ ఋషయ పక్షౌ యజ్ఞస్య యజ్ఞస్య పక్షా వృషయ పక్షా వృషయ ఋషయ పక్షౌ పక్షా వృషయో భవంతి పక్షౌ పక్షా వృషయో భవంతి ఋషయో భవంతి భవంతి ఋషయ ఋషయో భవంతి భవంతి భవంతి గాయత్రీం దృష్టుభం దృష్టుభం గాయత్రీం గాయత్రీం దృష్టుభం జగతీం జగతీం దృష్టుభం గాయత్రీం గాయత్రీం దృష్టుభం జగతీం దృష్టుభం జగతీం జగతీం దృష్టుభం దృష్టుభం జగతీమనుష్టుభమనుష్టుభం జగతీం దృష్టి అనుష్టుభం త్రిష్టుభం జగదీమనుష్టుభం జగదీమనుష్టుభమనుష్టుభం జగదీం జగదీమనుష్టుభం బృహత్ బృహదనుష్టుభం జగదీం జగదీమనుష్టుభం బృహత్ అనుష్టుభం బృహత్ బృహదనుష్టుభమనుష్టుభం బృహదర్కమర్కం బృహదనుష్టుభమనుష్టుభం బృహదర్కం అనుష్టుభమిత్యనుస్తుభం బృహదర్కమర్కం బృహత్ బృహదర్కయుంజానాయుంజానా అర్కం బృహత్ బృహదర్కయుంజానా అర్కయుంజానాయుంజానా అర్కమర్కయుంజానా సువస్వర్యుంజానా అర్కమర్కయుంజానా ఇదమిదం పంచభిర్ధాతా పంచభ్యః పంచభిర్ధాతా వివిధాతా పంచభ్యః పంచభిర్ధాతా పంచభిరితి పంచ ధాతా వివిధాతా ధాతా విదధౌ దధౌ విధాతా ధాతా విదధౌ విదధౌ దధౌ వివిధా విదమిదం దధౌ వివిధా విదం తథా విదమిదం దధౌ దధా విదం యద్యదిదం దధౌ దధా విదం యత్ విదం యద్యదిదమిదం యత్తాసాం తాసాం యదిదమిదం యత్తాసాం యత్తాసాం తాసాం యద్యత్తాసాం గుస్వశ్రూస్వశ్రూస్తాసాం యద్యత్తాసాం గుస్వశ్రూస్వశ్రూస్తాసాం తాసాం గుస్వశ్రూ ముయంతి ప్రయవేణ ప్రయవేణ యంచుభుయంతి ప్రయవేణ ప్రయవేణ ప్రయవేణ యంతియంతి ప్రయవేణ పంచ పంచ ప్రయవేణ యంతియంతి ప్రయవేణ పంచ ప్రయవేణ పంచ పంచ ప్రయవేణ ప్రయవేణ పంచ నానా పంచ ప్రయవేణ ప్రయవేణ పంచ నానా ప్రయవేణేతి ప్రయవేణ పంచ నానా పంచ పంచ నానా రూపాణి రూపాణి నానా పంచ పంచ నానా రూపాణి నానా రూపాణి రూపాణి నానా రూపాణి కృతవః కృతవో రూపాణి నానా రూపాణి కృతవః రూపాణి కృతవః కృతవో రూపాణి రూపాణి కృతవో వసానా కృతవో రూపాణి రూపాణి కృతవో ప్రతి ముంచతే నభో రాత్రి నభో ముంచతే ముంచదేన భోరాత్రి భోరాత్రి రాత్రి నభో నభో రాత్రి దేవి దేవి రాత్రి నభో నభో రాత్రి దేవి రాత్రి దేవి దేవి రాత్రి రాత్రి దేవి సూర్యస్య సూర్యస్య దేవి రాత్రి రాత్రి దేవి సూర్యస్య దేవి సూర్యస్య సూర్యస్య దేవి దేవి సూర్యస్య వ్రతాని వ్రతాని సూర్యస్య దేవి దేవి సూర్యస్య వ్రతాని సూర్యస్య వ్రతాని వ్రతాని సూర్యస్య సూర్యస్య వ్రతాని వ్రతాని వ్రతాని పశ్యంది పశ్యంది విభి పశ్యంది పశవః పశవః పశ్యంది విభి పశ్యంది పశవః పశ్యంది పశవః పశవః పశ్యంది పశ్యంది పశవో జాయమానా జాయమానా పశవః పశ్యంది పశ్యంది పశవో జాయమానా పశవో జాయమానా జాయమానా పశవః పశవో జాయమానా నానా రూప నానా రూప జాయమానా పశవః పశవో జాయమానా నానా రూప జాయమానా నానా రూప నానా రూప జాయమానా జాయమానా నానా రూప మాతృ మాతృ నానా రూప జాయమానా జాయమానా నానా రూప మాతు నానా రూప మాతృ మాతృ నానా రూప నానా రూప మాతురస్య అస్య మాతృ నానా రూప నానా రూప మాతురస్య నానా రూప ఇతి నానా రూప మాతురస్య అస్య మాతృ మాతురస్య ఉపస్థ ఉపస్థే అస్య మాతృ మాతురస్య ఉపస్థే ఉపస్థ ఉపస్థే అస్య అస్య ఉపస్థే ఉపస్థ ఇత్యుపస్థే తపసా తపసైకాష్టకైకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష్టకాష గర్భం జజాన జజాన గర్భం మహిమానం మహిమానం గర్భం జజాన జజాన గర్భం మహిమానం గర్భం మహిమానం మహిమానం గర్భం గర్భం మహిమానమింద్రమింద్రం మహిమానం గర్భం గర్భం మహిమానమింద్రం మహిమానమింద్రమింద్రం మహిమానం మహిమానమింద్రం ఇంద్రమితీంద్రం తేన దస్యోంతస్యోంతేన తేన దస్యోను వివిదస్యోంతేన తేన దస్యోను వీదస్యోను వివిదస్యోంతస్యోంజసహంతా సహంత విదస్యోంతస్యోంజసహంతయసహంత సహంత వివ్యసహంత దేవా సహంత వివ్యసహంత దేవా సహంత దేవా దేవా అసహంత సహంత దేవా హంత హంత దేవా అసహంత సహంత దేవా హంత దేవా హంత హంత దేవా దేవా హంత సురాణామ సురాణాగో హంత దేవా దేవా హంత సురాణా హంత సురాణామ సురాణాగో హంత హంత సురాణామ భవద భవద సురాణాగో హంత హంత సురాణామ భవద సురాణామ భవద భవద సురాణామ సురాణామ భవచ్చతి భిష్యతి భిర భవద సురాణామ సురాణామ భవచ్చతి భిహి భవచ్చతి భిష్యతి భిర భవద భవచ్చతి భిహి శచి భిరితి శచి భిహి అనానుజామనుజామనుజామనానుజామనుజామనుజామనుజామ మామ మామనుజామనానుజామనానుజామనుజామ్మానుజామిత్యనాను అనుజామ్ మామ్ మామనుజామనుజామ్ మామ కర్తా కర్త మామనుజామనుజామ్ మామ కర్త అనుజామిత్యను మామ కర్త కర్త మామ్ మామ కర్త సత్యగం సత్యమకర్త మామ్ మామ కర్త సత్యం కర్త సత్యగం సత్యమకర్త కర్త సత్యం వదంతి వదంతి సత్యమకర్త కర్త సత్యం వదంతి సత్యం వదంతి వదంతి సత్యగం సత్యం వదంత్యం వను వదంతి సత్యగం సత్యం వదంత్యను వదంత్యన్ వను వదంతి వదంత్యన్విచ్ఛ ఇచ్ఛే వదంతి వదంత్యన్విచ్ఛే అన్విచ్ఛ ఇచ్ఛే అన్వన్విచ్ఛ ఏతదేతదిచ్ఛే అన్వన్విచ్ఛ ఏతత్ ఏతదేతదిచ్ఛ ఇచ్ఛ ఏతత్ ఏతదిచ్ఛేతత్ భూయా సమస్యాస్య భూయా సంభూయా సమస్య సుమతో సుమతావస్య భూయా సంభూయా సమస్య సుమతో అస్య సుమతో సుమతావస్యాస్య సుమతో యథా యథా సుమతావస్యాస్య సుమతో యథా సుమతో యథా యథా సుమతో సుమతో యథా యూయం యూయం యథా సుమతో సుమతో యథా యూయం సుమతావితి సుమతౌ యథా యూయం యూయం యథా యథా యూయమన్యాన్యా యూయం యథా యథా యూయమన్యా యూయమన్యాన్యా యూయం యూయమన్యా వో వో అన్యా యూయం యూయమన్యా వహ అన్యా వో వో అన్యాన్యా వో అన్యామన్యాం వో అన్యాన్యా వో అన్యా అన్యామన్యాం వో వో అన్యామత్యత్యన్యాం వో వో అన్యామతి అన్యామత్యత్యన్యామన్యామతి మామాత్యన్యామన్యామతి మామాత్యతి మా ప్రమాత్యతి మా ప్రమా మా ప్రయుక్త యుక్త ప్రమా మా ప్రయుక్త యుక్త యుక్త ప్రయుక్త యుక్త అభూన్ మమ మమ భూద భూన్ మమ సుమతౌ సుమతౌ మమ భూద భూన్ మమ సుమతౌ మమ సుమతౌ సుమతౌ మమ మమ సుమతౌ విశ్వవేద విశ్వవేద వేదాః సుమతో మమ సుమతో విశ్వవేదాః విశ్వవేదాః విశ్వవేదాః సుమతో సుమతో విశ్వవేదాః ఆష్టాష్ట విశ్వవేదాః సుమతో సుమతో విశ్వవేదాః ఆష్టావితి సుమతో విశ్వవేదాః ఆష్టాష్ట విశ్వవేదాః విశ్వవేదాః ఆష్ట ప్రతిష్టాం ప్రతిష్టామాష్ట విశ్వవేదాః విశ్వవేదాః ఆష్ట ప్రతిష్టా విశ్వవేదాః ఇతి విశ్వవేదాః ఆష్ట ప్రతిష్టాం ప్రతిష్టామాష్టాష్ట ప్రతిష్టామవిదద విదత్ ప్రతిష్టామాష్టాష్ట ప్రతిష్టామవిదద ప్రతిష్టామవిదద విదత్ ప్రతిష్టాం ప్రతిష్టామవిదద్ధిహ్యవిదత్ ప్రతిష్టాం ప్రతిష్టామవిదద్ధి ప్రతిష్టామిది ప్రతిస్థామిదద్ధిహ్యవిదద విదద్ధి గాధం గాధగ్విహ్యవిదద విదద్ధి గాధం గాధం గాధగోహి గాధం గాధమిది గాధం భూయా సమస్యాస్య భూయాసం భూయాసమస్య సుమతో సుమతావస్య భూయాసం భూయాసమస్య సుమతో సుమతావస్యాస్య సుమతో యథా యథా సుమతావస్యాస్య సుమతో యథా యథా యథా సుమతో సుమతో యథా యోయం యోయం యథా సుమతో సుమతో యథా యోయం సుమతా విది సుమతో యథా యోయం యోయం యథా యథా యోయమన్యాన్యా యోయం యథా యథా యోయమన్యా యోయమన్యాన్యా యోయం యోయమన్యా వో వో అన్యా యోయం యోయమన్యా వః అన్యా వో వో అన్యాన్యా వో అన్యామన్యాం వో అన్యాన్యా వో అన్యా అన్యామన్యాం వో వో అన్యామత్యత్యన్యాం వో వో అన్యామతి అన్యామత్యత్యన్యామన్యామతి మామాత్యన్యామన్యామతి మామాత్యతి మా ప్రప్రమాత్యతి మా ప్రప్రమా మా ప్రయుక్తయుక్త ప్రమా మా ప్రయుక్త యుక్తయుక్త ప్రప్రయుక్త యుక్తేతి యుక్త పంచవ్యుష్టేర్వ్యుష్టేః పంచపంచవ్యుష్టేరన్వనవ్యుష్టేః పంచపంచవ్యుష్టేరను వ్యుష్టేరన్వనవ్యుష్టేర్వ్యుష్టేరను పంచ పంచానవ్యుష్టేర్వ్యుష్టేరను పంచాయుష్టేరివి అను పంచ పంచాన్వను పంచదోహా దోహాః పంచాన్వను పంచదోహా దోహాః పంచపంచదోహా గాంగాం దోహాః పంచపంచదోహా గాంగాం దోహా దోహా గాం పంచనామ్నీం పంచనామ్నీం గాం దోహా దోహా గాం పంచనామ్నీం పంచనామ్నీం పంచనామ్నీం గాంగాం పంచనామ్నీ మృతవర్తవః పంచనామ్నీం గాంగాం పంచనామ్నీ మృతవః పంచనామ్నీ మృతవర్తవః పంచనామ్నీం పంచనామ్నీ మృతవోన్వన్ మృతవః పంచనామ్నీం పంచనామ్నీ మృతవోను పంచనామ్నీమితి పంచనామ్నీ మృతవోన్వన్ మృతవర్తవోను పంచ పంచాన్ మృతవర్తవోను పంచ పంచ పంచాన్వను పంచ పంచేతి పంచ పంచదిశో దిశః పంచ పంచదిశః పంచదశేన పంచదశేన దిశః పంచ పంచదిశః పంచదశేన దిశః పంచదశేన పంచదశేన దిశో దిశః పంచదశేన క్లుప్తాః క్లుప్తాః పంచదశేన దిశో దిశః పంచదశేన క్లుప్తాః పంచదశేన క్లుప్తాః క్లుప్తాః పంచదశేన పంచదశేన క్లుప్తాః స్వమానమూర్ధ్నిః క్లుప్తాః పంచదశేన పంచదశేన క్లుప్తాః స్వమానమూర్ధ్నిః పంచదశేనేతి పంచదశేన క్లుప్తాః స్వమానమూర్ధ్నిః స్వమానమూర్ధ్నిః క్లుప్తాః క్లుప్తాః స్వమానమూర్ధ్నిరభ్యభి స్వమానమూర్ధ్నిః క్లుప్తాః క్లుప్తాః స్వమానమూర్ధ్నిరభి స్వమానమూర్ధ్నిరభ్యభి స్వమానమూర్ధ్నిః స్వమానమూర్ధ్నిరభి లోకం లోకమభి స్వమానమూర్ధ్నిః స్వమానమూర్ధ్నిరభి లోకం స్వమానమూర్ధ్నిరిది సమానమూర్ధ్నిః లోకం లోకమభ్యభి లోకమేకమేకం లోకమభ్యభి లోకమేకం లోకమేకమేకం లోకం లోకమేకం ఏకమిత్యేకం జగద్భోగద్భరతస్యర్థస్య గర్భ ప్రథమా ప్రథమా గర్భరతస్యర్థస్య గర్భ ప్రథమా ప్రథమా ప్రథమా గర్భో గర్భ ప్రథమా వ్యూషుషీ వ్యూషుషీ ప్రథమా గర్భో గర్భ ప్రథమా వ్యూషుషీ వ్యూషుషీ వ్యూషుషీ ప్రథమా ప్రథమా వ్యూషిష్యపామపాం వ్యూషుషీ ప్రథమా ప్రథమా వ్యూషిష్యపామపాం వ్యూషుషీ వ్యూషిష్యపామేకైకాపాం వ్యూషుషీ వ్యూషిష్యపామేకా ఊషుషీతిమేకైకాపామపామేకా మహిమానం మహిమానమేకాపామపామేకా మహిమానం ఏకా మహిమానం మహిమానమేకైకా మహిమానం విభర్తి విభర్తి మహిమానమేకైకా మహిమానం విభర్తి మహిమానం విభర్తి విభర్తి మహిమానం మహిమానం విభర్తి విభర్తీతి విభర్తి సూర్యస్యైకైకా సూర్యస్య సూర్యస్యైకా చరది చరత్యేకా సూర్యస్య సూర్య సూర్యస్యైకాచరతి ఏకాచరతి చరత్యేకైకాచరతి నిష్కృతేషు నిష్కృతేషు చరత్యేకైకాచరతి నిష్కృతేషు చరతి నిష్కృతేషు నిష్కృతేషు చరతి చరతి నిష్కృతేషు ధర్మస్య ధర్మస్య నిష్కృతేషు చరతి చరతి నిష్కృతేషు ధర్మస్య నిష్కృతేషు ధర్మస్య ధర్మస్య నిష్కృతేషు నిష్కృతేషు ధర్మస్యైకైకా ధర్మస్య నిష్కృతేషు నిష్కృతేషు ధర్మస్యైకా నిష్కృతేష్విది కృతేషు ధర్మస్యైకైకా ధర్మస్య ధర్మస్యైకా సవిత సవితైకా ధర్మస్య ధర్మస్యైకా సవిత ఏకా సవిత సవితైకైకా సవితైకామేకాగో సవితైకైకా సవితైకా సవితైకామేకాగో సవిత సవితైకాన్నిమ్యేకాగో సవిత సవితైకాన్ని ఏకాన్నిమ్యేకామేకాన్ని యచ్చతి యచ్చతి నియేకామేకాన్ని యచ్చతి యచ్చతి యచ్చతి నియచ్చతి యచ్చతీతి యచ్చతి ప్రథమా ప్రథమా యా ప్రథమా వ్యౌచ్ఛద్ వ్యౌచ్ఛత్ ప్రథమా యా ప్రథమా వ్యౌచ్ఛత్ ప్రథమా వ్యౌచ్ఛద్ వ్యౌచ్ఛత్ ప్రథమా ప్రథమా వ్యౌచ్ఛద్ ఉచ్చత్ ప్రథమా ప్రథమా వ్యౌచ్ఛద్ ధుక్ష్వధుక్ష్వయస్వదీనోనఃపయస్వదీధుక్ష్వాయస్వదీధుక్ష్వధుక్ష్వయస్వదీధుక్ష్వోత్తరాముత్తరాముత్తరాముత్తరాం ప్రథమా ప్రథమా పత్ని పత్ని ప్రథమేయం ప్రథమేయమియం ప్రథమా ప్రథమేయమేయం ప్రథమా ప్రథమేయమా గాదగాదేయమియమాగాద్ గాదగాదం నామన్నామగాదాగాదం నామన్నామన్నామ గాదు గాదున్నాన్ నేత్రీ నేత్రియన్నామ గాదు గాదున్నాన్ నేత్రీ నేత్రియన్నామన్నాన్ నేత్రీ జనిత్రీ జనిత్రీ నేత్రియన్నామన్నాన్ నేత్రీ జనిత్రీ నేత్రీ జనిత్రీ జనిత్రీ నేత్రీ నేత్రీ జనిత్రీ ప్రజానాం ప్రజానాం జనిత్రీ నేత్రీ నేత్రీ జనిత్రీ ప్రజానాం జనిత్రీ ప్రజానాం ప్రజానాం జనిత్రీ జనిత్రీ ప్రజానాం ఏకా సతీ సత్యేకైకా సతీ బహుధా బహుధా సత్యేకైకా సతీ బహుధా బహుధా బహుధా సతీ సతీ బహుదోష ఉషో బహుధా సతీ సతీ బహుదోష బహుదోష ఉషో బహుధా బహుదోషో వివ్యుషో బహుధా బహుదోషో విహుధేతి బహుధా ఉషో వివ్యుష ఉషో వ్యుచ్ఛస్యుచ్ఛసి వ్యుష ఉషో వ్యుచ్ఛసి వ్యుచ్ఛస్యుచ్ఛసి వ్యుచ్ఛస్య జీర్ణా జీర్ణోచ్ఛసి వ్యుచ్ఛస్య జీర్ణ జాత వేదోను దస్వ అధి నో నోధ్యధి నో బ్రూహి బ్రూహి నో ध्यधि नो ब्रूहि ब्रूहि ब्रूहि नो नो ब्रूहि सुमनस्य मानः सुमनस्य मानो ब्रूहि नो नो ब्रूहि सुमनस्य मानः ब्रूहि सुमनस्य मानः सुमनस्य मानो ब्रूहि ब्रूहि सुमनस्य मानो वयम् वयगो सुमनस्य मानो ब्रूहि ब्रूहि सुमनस्य मानो वयम् सुमनस्य मानो वयम् वयगो सुमनस्य मानः सुमनस्य मानो वयग्स्यामस्याम वयगो सुमनस्य मानः सुमनस्य मानो वयग्स्याम सुमनस्य मान इति सुमनस्य मान वयग्स्यामस्याम वयम् वयग्स्याम प्रप्रस्याम वयम् वयग्स्याम श्याम प्रप्रस्याम श्याम प्रणुदनुद प्रस्याम श्याम प्रणुद प्रणुदनुद प्रणुदानो नो नुद प्रणुदानः दानो नो नुदनुदान सपत्नान् सपत्नान् नो नुदनुदान सपत्नानु सपत्नान् सपत्नान् सपत्नानु सपत्नानिति सपत्नानु चतुश्चत्वारि पुंशस्तोमस्तोमश्चतुश्चत्वारि पुंशश्चतुश्चत्वारि पुंशस्तोमो वर्चो वर्चस्तोमश्चतुश्चत्वारि पुंशश्चतुश्चत्वारि पुंशस्तोमो वर्चः चतुश्चत्वारि पुंश इति चतुः चत्वारि पुंशः स्तोमोवर्चो वर्चस्तोमस्तोमो वर्चो द्रविणम् द्रविणम् वर्चस्तोमस्तोमो वर्चो द्रविणम् वर्चो द्रविणम् द्रविणम् वर्चो वर्चो द्रविणगोषोडशोडशो द्रविणम् वर्चो वर्चो द्रविणगोषोडशः द्रविणगोषोडशोडशो द्रविणम् द्रविणगोषोडशस्तोमस्तोमश्षोडशो द्रविणम् द्रविणगोषोडशस्तोमः षोडशस्तोमस्तोमश्षोडशोडशस्तोम ओज ओजस्तोमश्षोडशोडशस्तोम ओजः स्तोम ओज ओजस्तोमस्तोम ओजो द्रविणम् द्रविणमोजस्तोमस्तोम ओजो द्रविणम् ओजो द्रविणम् द्रविणमोज ओजो द्रविणम् पृथिव्याः पृथिव्या द्रविणमोज ओजो द्रविणम् पृथिव्या द्रविणम् पृथिव्याः पृथिव्या द्रविणम् द्रविणम् पृथिव्याः पुरीशम् पुरीशम् पृथिव्या द्रविणम् द्रविणम् पृथिव्याः पुरीशम् पृथिव्याः पुरीशम् पुरीशम् पृथिव्याः पृथिव्याः पुरीशमस्यसि पुरीशम् पृथिव्याः पृथिव्याः पुरीशमसि पुरीशमस्यसि पुरीशम् पुरीशमस्य प्सोप्सोऽसि पुरीशम् पुरीशमस्य प्सः अस्य प्सोप्सो स्यस्यप्सो नाम नामाप्सोऽस्यस्यप्सो नाम अप्सो नाम नामाप्सोऽप्सो नाम नामेति नाम एवश्छन्दश्छन्द एवश्छन्दो वरिवो वरिवश्छन्द एवश्छन्दो वरिवः छन्दो वरिवो वरिवश्छन्दश्छन्दो वरिवश्छन्दश्छन्दो वरिवश्छन्दश्छन्दो वरिवश्छन्दः वरिवश्छन्दश्छन्दो वरिवो वरिवश्छन्द शम्भो शम्भोश्छन्दो वरिवो वरिवश्छन्द शम्भो शम्भो शम्भो छन्दश्छन्द शम्भो ఛందో బృహద్ బృహచ్ఛందో రథంతరగోరథంతరం ఛందో బృహద్ బృహచ్ఛందో రథంతరం ఛందోరథందరగోరథందరం ఛందశ్చందోరథందరం ఛందశ్చందోరథందరం ఛందశ్చందోరథందరం ఛందోరథందరగోరథందరం ఛందోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనికాయోనిక కాయ ఇది మీ కాయ ఛందో వివధో వివధశ్చందో వివధశ్చందో వివధశ్చందో వివధశ్చందో వివధో వివధశ్చందో గిరో గిరశ్చందో వివధో వివధశ్చందో గిర వివధ ఇది గిరశ్చందో గిరో గిరశ్చందో భ్రజో భ్రజశ్చందో గిరో గిరశ్చందో భ్రజ ఛందో భ్రజో భ్రజశ్చందో భ్రజశ్చందో భ్రజశ్చందో భ్రజశ్చందో భ్రజో భ్రజశ్చందష్టుప్ షష్ుప్ ఛందో భ్రజో భ్రజశ్చందష్టుప్ షష్ుప్ షష్ుప్ ఛందష్టుప్ ఛందష్టుప్ ఛందష్టుప్ ఛంద షష్ుప్ ఛందష్టుప్ షష్ుప్ ఛందో నుష్టుప నుష్టుప్ ఛందష్టుప్ షష్ుప్ ఛందో నుష్టుప షష్ుబితి ఛందో నుష్టుప నుష్టుప్ ఛందష్టుందో నుష్టుప్ ఛందష్టుందో నుష్టుప్ ఛందష్టుందో నుష్టుప్ ఛంద నుష్టుప్ ఛందష్టుందో నుష్టుప నుష్టుప్ ఛంద కగుత్ కగుత్ ఛందో నుష్టుప నుష్టుప్ ఛంద కగుత్ నుష్టుబిత్యనుస్తుమ ఛంద కగుత్ కగుత్ ఛందష్టుంద కగుత్ ఛందష్టుంద కగుత్ ఛందష్టుంద కగుత్ ఛంద కగుత్ ఛందష్టుంద కగుత్ కగుత్ ఛందస్త్ర కగుత్ త్ర కగుత్ ఛంద కగుత్ కగుత్ ఛందస్త్ర కగుత్ ఛందస్త్ర కగుత్ త్ర కగుత్ ఛందష్టుంద కగుత్ ఛందష్టుంద కగుత్ ఛందష్టుంద కగుత్ ఛంద కగుత్ ఛందష్టుంద కగుత్ త్ర కగుత్ ఛంద కావ్యం కావ్యం ఛందస్త్ర కగుత్ త్ర కగుత్ ఛంద కావ్యం కగుత్ ఇది త్రి కగుత్ ఛంద కావ్యం కావ్యం ఛందష్టుంద కావ్యం ఛందష్టుంద కావ్యం ఛందష్టుంద కావ్యం ఛంద కావ్యం ఛందష్టుంద కావ్యం కావ్యం ఛందో అంకుపమంకుపం ఛంద కావ్యం కావ్యం ఛందో అంకుపం ఛందో అంకుపమంకుపం ఛందష్టుందో అంకుపం ఛందష్టుందో అంకుపం ఛందష్టుందో అంకుపం ఛంద ఛందష్ఛందో అంకుపమంకుపం ఛంద పదమంగ్రి పదమంగ్రిశ్చందో అంకుపమంకుపం ఛంద పదమంగ్రి పదమంగ్రి పదమంగ్రిశ్చందష్ఛంద పదమంగ్రిశ్చందష్ఛంద పదమంగ్రిశ్చందష్ఛంద పదమంగ్రిశ్చంద పదమంగ్రిశ్చందష్ఛంద పదమంగ్రి పదమంగ్రిశ్చందో అక్షరభంగిరక్షరభంగిశ్చంద పదమంగ్రి పదమంగ్రిశ్చందోక్షరభంగి పదమంగ్రిది పద పంక్తి ఛందోక్షరభంగిరక్షరభంగిశ్చందష్ఛంద అక్షరభంగిశ్చందష్ఛందోక్షరభంగి అక్షరభంగిశ్చందోక్షరభంగిరక్షరభంగిశ్చందో విస్తారభంగిర్విస్తారభంగిశ్చందో విస్తారభంగిశ్చందో విస్తారభంగిశ్చందో విస్తారభంగిశ్చందో విస్తారభంగిశ్చంద విస్తారభంగిశ్చందో విస్తారభంగిర్విస్తారభంగిశ్చంద అక్షరాక్షరశ్చందో విస్తారభంగిర్విస్తారభంగిశ్చంద అక్షర విస్తారభంగిరిది విస్తార పంక్తి అక్షరాక్షరశ్చందశ్చంద అక్షరో భుజ్వాన్ భుజ్వాన్ అక్షరశ్చందశ్చంద అక్షరో భుజ్వాన్ అక్షరో భుజ్వాన్ భుజ్వాన్ అక్షర అక్షరో భుజ్వాన్ ఛందశ్చందో భుజ్వాన్ అక్షర అక్షరో భుజ్వాన్ ఛంద భుజ్వాన్ ఛందశ్చందో భుజ్వాన్ భుజ్వాన్ ఛంద ప్రచ్ఛందో భుజ్వాన్ భుజ్వాన్ ఛంద ప్రచ్ఛంద ప్రచ్ఛందశ్చంద ప్రచ్ఛందశ్చంద ప్రచ్ఛంద ఛంద ప్రచ్ఛంద ప్రచ్ఛంద ప్రచ్ఛంద పక్ష పక్షంద ప్రచ్ఛంద పక్ష ఛంద పక్ష పక్షంద పక్షంద పక్షంద పక్షంద ఛంద పక్ష పక్షంద ఛంద పక్ష పక్షంద ఛంద ఛందశ్చంద ఛందశ్చంద ఛందశ్చంద ఛంద ఛందశ్చంద ఛందోవరి ఓవరి వశ్చంద ఛందోవరి భోవరి వశ్చందోవరి వశ్చందోవరి వశ్చందోవరి వశ్చంద ఛందోవరి ఛందోవరి ఛందోవయ ఛందోవయ ఛందోవయ ఛందోవయ ఛందోవయ ఛందోవయ ధ్వస్మానో ధ్వస్మానో నధ్వస్మానస్తనువి తనువిధ్వస్మానో నధ్వస్మానస్తనువి ధ్వస్మానస్తనువి భద్రంతే భద్రం భద్రంతే అగ్నే అగ్నే భద్రం భద్రంతే అగ్నే అగ్నే అగ్నే అగ్నే సహసిన్ విశ్వాయుర్విశ్వాయుర్ధే యజథా యజథా యథే విశ్వాయుర్విశ్వాయుర్ధే యజథ విశ్వాయురితి విశ్వ ఆయు యత్సీమహి దివిజాత దివిజాత సీమహి యద్యత్ సీమహి దివిజాత సీమహి దివిజాత దివిజాత సీమహి సీమహి దివిజాత ప్రశస్తం ప్రశస్తం దివిజాత సీమహి సీమహి దివిజాత ప్రశస్తం దివిజాత ప్రశస్తం ప్రశస్తం దివిజాత దివిజాత ప్రశస్తం తత్ ప్రశస్తం దివిజాత దివిజాత ప్రశస్తం తత్ దివిజాతేతి దివి జాత ప్రశస్తం తత్ ప్రశస్తం ప్రశస్తం తదస్మాస్ స్వస్మాసు తత్ ప్రశస్తం ప్రశస్తం తదస్మాసు ప్రశస్తమితి ప్రాశస్తం తదస్మాస్ స్వస్మాసు తత్తదస్మాసు ద్రవిణం ద్రవిణమస్మాసు తత్తదస్మాసు ద్రవిణం అస్మాసు ద్రవిణం ద్రవిణమస్మాస్ స్వస్మాసు ద్రవిణం దేహి దేహి ద్రవిణమస్మాస్ స్వస్మాసు ద్రవిణం దేహి ద్రవిణం దేహి దేహి ద్రవిణం ద్రవిణం దేహి చిత్రం చిత్రం దేహి ద్రవిణం ద్రవిణం దేహి చిత్రం దేహి చిత్రం చిత్రం దేహి దేహి చిత్రం చిత్రమితి చిత్రం హోతరు హోతర్ యథా హోతర్ మనుషో మనుషో హోతర్ యథా హోతర్ మనుష హోతర్ మనుషో మనుషో హోతరు హోతర్ మనుషో దేవతా దేవతా మనుషో హోతరు హోతర్ మనుషో దేవతా మనుషో దేవతా దేవతా మనుషో మనుషో దేవతా యజ్ఞేభిర్యజ్ఞేభిర్దేవతా మనుషో మనుషో దేవతా యజ్ఞేభిః దేవతా యజ్ఞేభిర్యజ్ఞేభిర్దేవతా దేవతా యజ్ఞేభిః సూనో సూనో యజ్ఞేభిర్దేవతా దేవతా యజ్ఞేభిః సూనో దేవతా తేతి దేవా యజ్ఞేభిః సూనో సూనో యజ్ఞేభిర్యజ్ఞేభిః సూనో సహస సహస సూనో యజ్ఞేభిర్యజ్ఞేభిః సూనో సహస సూనో సహస సహస సూనో సూనో సహసో యజాసి యజాసి సహస సూనో సూనో సహసో యజాసి సూనో యజాసి సూనో సహసో యజాసి యజాసి సహస సహసో యజాసి యజాసి యజాసి ఏవానో న ఏవైవానో అద్యాద్యన ఏవైవానో అద్యానో అద్యాద్యనో నో అద్య సమనా సమనాద్యనో నో అద్య సమనా అద్య సమనా సమనాద్యాద్య సమనా సమానాన్ సమానాన్ సమనాద్యాద్య సమనా సమానా సమనా సమానాన్ సమానాన్ సమనా సమనా సమానానుషన్ నుషన్ సమానాన్ సమనా సమనా సమానానుషన్ సమానానుషన్ నుషన్ సమానాన్ సమానానుషన్ అగ్నే అగ్నుషన్ సమానాన్ సమానానుషన్నగ్నే ఉషన్నగ్నే అగ్న ఉషన్నుషన్నగ్న ఉషత ఉషతో అగ్న ఉషన్నుషన్నగ్న ఉషత ఉషత ఉషతో అగ్నే అగ్న ఉషతో యక్షి యక్షి ఉషతో అగ్నే అగ్న ఉషతో యక్షి ఉషతో యక్షి యక్షి ఉషత ఉషతో యక్షి దేవాన్ దేవాన్ యక్షి ఉషత ఉషతో యక్షి దేవాన్ దేవాన్ దేవాన్ యక్షి యక్షి దేవాన్ దేవానితి దేవాన్ అగ్నిమీడ ఈడే అగ్నిమగ్నిమీడే పురోహితం పురోహితమీడే అగ్నిమగ్నిమీడే పురోహితం పురోహితం పురోహితమీడ ఈడే పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితమీడ ఈడే పురోహితం యజ్ఞస్య పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం పురోహితమిది పురోహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవ మృత్విజ మృత్విజం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవ మృత్విజం దేవ మృత్విజ మృత్విజం దేవం దేవ మృత్విజం మృత్విజమిత్యర్త్విజం ప్రధాతమగోహోతారగోహోతారగోరత్నధాతమం నధాతమమితిరత్నధాతమం వృషా సోమ సోమ వృషా వృషా సోమద్యుమాంజుమాన్ సోమ వృషా వృషా సోమద్యుమాంజుమాన్ సోమ సోమద్యుమాగో అస్తి సిద్ధ్యుమాన్ సోమ సోమద్యుమాగో అసి యుమాగో అస్తి సిద్ధ్యుమాంజుమాగో అసి వృషా వృషా సిద్ధ్యుమాంజుమాగో అసి వృషామానితి వృషా వృషాస్తి వృషా దేవ దేవ వృషాస్తి వృషా దేవ వృషా దేవ దేవ వృషా వృషా దేవ వృషం వ్రతో వృషం వ్రతో దేవ వృషా దేవ వృషం వ్రత దేవ వృషం వ్రతో దేవ దేవ వృషం వ్రత వ్రత ఇది వృషా ధర్మాణి ధర్మాణి వృషా వృషా ధర్మాణి దధిషే దధిషే ధర్మాణి వృషా వృషా ధర్మాణి దధిషే ధర్మాణి దధిషే దధిషే ధర్మాణి ధర్మాణి దధిషే ఇది దధిషే శాంతపనా ఇదమిదగు శాంతపనా శాంతపనా ఇదగు హవిర్ హవిర్ ఇదగు శాంతపనా శాంతపనా ఇదగు హవిః హవిర్మరుతో మరుతో హవిర్ హవిర్మరుతస్తన్మరుతో హవిర్ హవిర్మరుతస్తత్ మరుతస్తన్మరుతో మరుతస్తజ్జుజుష్టన జుజుష్టన తన్మరుతో మరుతస్తజ్జుజుష్టన అజ్జుజుష్టన జుజుష్టన తత్తజ్జుజుష్టన జుష్టనేతి జుజుష్టన యుష్మాకోద్యూతి యుష్మాక యుష్మాకోతి రిషాదసో రిషాదస ఊతి యుష్మాక యుష్మాకోతి ఊతీరిషాదసీరిషాదశోరిషాదశ ఊత్యోతీరిషాదశాదశ ఇది రిషాదశ యో నో నో యో యో నో మర్తో మర్తో నో యో యో నో మర్త నో మర్తో మర్తో నో నో మర్తో వసవో వసవో మర్తో నో నో మర్తో వసవ వసవో వసవో మర్తో మర్తో వసవో దుర్హృణాయుర్దుర్హృణాయుర్వసవో మర్తో మర్తో వసవో దుర్హృణాయు వసవో దుర్హృణాయుర్దుర్హృణాయుర్వసవో వసవో దుర్హృణాయు స్థిర స్థిరో దుర్హృణాయుర్వసవో వసవో దుర్హృణాయు స్థిర దుర్హృణాయు స్థిర స్థిరో దుర్హృణాయుర్దుర్హృణాయు స్థిర సత్యాన్ని సత్యాన్ని తిరో దుర్హృణాయుర్దుర్హృణాయు స్థిర సత్యాన్ని దుర్హృణాయురితి దుహు హృణాయు సత్యాన్ని సత్యాన్ని తిర స్థిర సత్యాన్ని మరుతో మృత సత్యాన్ని తిర స్థిర సత్యాన్ని మరుత సత్యాన్ని మరుతో మరుత సత్యాన్ని సత్యాన్ని మరుతో జిఘాగుంసా జిఘాగుంసాన్ మరుత సత్యాన్ని సత్యాన్ని మరుతో జిఘాగుంసా జిఘాగుంసా జిఘాగుంసాన్ మరుతో మరుతో జిఘాగుంసా జిఘాగుంసా జిఘాగుంసా పాశం పాశం ద్రుహోద్రుహ పాశం ప్రతి ప్రతిపాశం ద్రుహోద్రుహ పాశం ప్రతి పాశం ప్రతి ప్రతిపాశం పాశం ప్రతి సస ప్రతిపాశం పాశం ప్రతి సస ప్రతి ప్రతి సముచేష్టముచేష్ట స ప్రతి ప్రతి సముచేష్ట సముచేష్టముచేష్ట స సముచేష్ట తపిష్ఠేన తపిష్ఠేన ముచేష్ట స సముచేష్ట తపిష్ఠేన చేష్ట తపిష్ఠేన తపిష్ఠేన ముచేష్టముచేష్ట తపిష్ఠేన తపసా తపసా తపిష్ఠేన ముచేష్టముచేష్ట తపిష్ఠేన తపసాష్ఠేన తపసా తపసా తపిష్ఠేన తపిష్ఠేన తపసా హంతన హంతన తపసా తపిష్ఠేన తపిష్ఠేన తపసా హంతన హంతన హంతన తపసా తపసా హంతనాతంతకు హంతక తపసా తపసా హంతనాతం హంతనాతంతకుం హంతన హంతనాతం సంవత్సరేణ మరుతో మరుత సంవత్సరేణ సంవత్సరేణ మరుత స్వర్కా స్వర్కా మరుత సంవత్సరేణ సంవత్సరేణ మరుత స్వర్కా సంవత్సరేణ ఇది మరుత స్వర్కా స్వర్కా మరుతో మరుత స్వర్కా ఉరుక్షయా ఉరుక్షయా స్వర్కా మరుతో మరుత స్వర్కా ఉరుక్షయా స్వర్కా ఉరుక్షయా ఉరుక్షయా స్వర్కా స్వర్కా ఉరుక్షయా సగణ సగణ ఉరుక్షయా స్వర్కా స్వర్కా ఉరుక్షయా సగణ స్వర్కా ఇది సో అర్కా సగణ సగణ ఉరుక్షయా ఉరుక్షయా సగణ మానుషేషు మానుషేషు సగణ ఉరుక్షయా ఉరుక్షయా సగణ మానుషేషు ఉరుక్షయా ఇత్యురుక్షయా మానుషేషు మానుషేషు సగణ సగణ మానుషేషు సగణ ఇతి సగణః మానుషేషు మానుషేషు స్మదస్మత్తేతే స్మత్పాశాన్ పాశాన్ అస్మత్తేతే స్మత్పాశాన్ స్మత్పాశాన్ పాశాన్ అస్మదస్మత్పాశాన్ ప్రప్రభాశాన్ అస్మదస్మత్పాశాన్ ప్రాశాన్ ప్రప్రభాశాన్ పాశాన్ ప్రముంచంతు ముంచంతు ప్రభాశాన్ పాశాన్ ప్రముంచంతు ముంచంతు ముంచంతు ప్రప్రముంచన్వగుంహసో అగుంహసో ముంచంతు ప్రప్రముంచన్వగుంహస ముంచన్వగుంహసో అగుంహసో ముంచంతు ముంచన్వగుంహస సాంతపనా సాంతపనా అగుంహసో ముంచంతు ముంచంతగుంహస సాంతపనా సాంతపనా అగుంహసో అగుంహస సాంతపనా మదిరా మదిరా సాంతపనా అగుంహసో అగుంహస సాంతపనా మదిరా సాంతపనా మదిరా మదిరా సాంతపనా సాంతపనా మదిరా మాదైష్ణవో మాదైష్ణవో మదిరా సాంతపనా సాంతపనా మదిరా మాదైష్ణవో మాదయిష్ణవో మదిరా మదిరా మాదయిష్ణవ ఇది మాదయిష్ణవ ప్రీహి దేవాన్ దేవాన్ పిప్రీహి పిప్రీహి దేవా గుంగుషత ఉషతో దేవాన్ పిప్రీహి పిప్రీహి దేవా గుంగుషత దేవా గుంగుషత ఉషతో దేవాన్ దేవా గుంగుషతో యవిష్ఠయ విష్ఠో శతో దేవాన్ దేవా గుంగుషతో యవిష్ఠ శతో యవిష్ఠయ విష్ఠో శత ఉషతో యవిష్ఠ విద్వాన్ విద్వాన్ యవిష్ఠో శత ఉషతో యవిష్ఠ విద్వాన్ యవిష్ఠ విద్వాన్ విద్వాన్ యవిష్ఠయ విష్ఠ విద్వాగు ఋతో గురు ఋతోను విద్వాన్ యవిష్ఠయ విష్ఠ విద్వాగు ఋతో విద్వాగు ఋతో గురు ఋతోను విద్వాన్ విద్వాగు ఋతో గురు ఋతుపద ఋతుపద ఋతోను విద్వాన్ విద్వాగు ఋతో గురు ఋతుపదే ఋతుపద ఋతో గురు ఋతో గురు ఋతుపదే యజై జర్తుపద ఋతో గురు ఋతో గురు ఋతుపదే యజ ఋతుపదే యజై జర్తుపద ఋతుపదే యజేహ ఋతుపదే యజేహ పద ఇత్యుర్తో పదే దైవ్యాయ దైవ్యాయ దైవ్యా ఋత్విజ ఋత్విజో దైవ్యాయ దైవ్యా పూర్వేభిర్ దాశిమ దాశిమహి పూర్వీభిః పూర్వీభిరిహి దదాశిమ దదాశిమ దదాశిమహి హి దదాశిమ శరద్భిః శరద్భిర్దదాశిమహి దదాశిమ శరద్భిః దాశిమ శరద్భిః శరద్భిర్దదాశిమ దదాశిమ శరద్భిర్మరుతో మరుతః శరద్భిర్దదాశిమ దదాశిమ శరద్భిర్మరుతః శరద్భిర్మరుతో మరుతః శరద్భిః శరద్భిర్మరుతో భయం భయం మరుతః శరద్భిః శరద్భిర్మరుతో భయం శరద్భిరితి శరద్భిః మరుతో భయం భయం మరుతో మరుతో భయం భయమితి భయం మహోభిశ్చ ఋషణీనాం చ ఋషణీనాం మహోభిర్మహోభిశ్చ ఋషణీనాం మహోభిరితి మహాభిః ఋషణీనామితి చ ఋషణీనాం బుద్ధియా బుద్ధియా ప్రప్రబుద్ధియా ఏరత ఏరతే బుద్ధియా ప్రప్రబుద్ధియా ఏరతే బుద్ధియా ఏరత ఏరతే బుద్ధియా బుద్ధియా ఏరతే వోవ ఏరతే బుద్ధియా బుద్ధియా ఏరతే వహ ఏరతే వోవ ఏరత ఏరతే వో మహాగుంసి మహాగుంసి వ ఏరత ఏరతే వో మహాగుంసి వో మహాగుంసి మహాగుంసి వో వో మహాగుంసి ప్రప్ర మహాగుంసి వో వో మహాగుంసి ప్రాగుంసి ప్రప్ర మహాగుంసి మహాగుంసి ప్రణామాని నామాని ప్రమహాగుంసి మహాగుంసి ప్రణామాని ప్రణామాని నామాని ప్రప్రణామాని ప్రయజ్యవ ప్రయజ్యవో నామాని ప్రప్రణామాని ప్రయజ్యవ నామాని ప్రయజ్యవ ప్రయజ్యవో నామాని నామాని ప్రయజ్యవస్తిరధ్వం తిరధ్వం ప్రయజ్యవో నామాని నామాని ప్రయజ్యవస్తిరధ్వం ప్రయజ్యవస్తిరధ్వం తిరధ్వం ప్రయజ్యవ ప్రయజ్యవస్తిరధ్వం ప్రయజ్యవ ఇది ప్రయజ్యవ తిరధ్వమిది తిరధ్వం సహస్త్రియందం యందం యగో సహస్త్రియగో సహస్త్రియంద్రమ్యం భాగం భాగందం యగో సహస్త్రియగో సహస్త్రియంద్రమ్యం భాగం దమ్యం భాగం భాగందం యందం యం భాగమేతమేతం భాగందం యందం యం భాగమేతం భాగమేతమేతం భాగం భాగమేతం గ్రహమేధీయం గ్రహమేధీయమేతం భాగం భాగమేతం గ్రహమేధీయం ఏతం గ్రహమేధీయం గ్రహమేధీయమేతమేతం గ్రహమేధీయం మరుతో మరుతో గ్రహమేధీయమేతమేతం గ్రహమేధీయం మరుతః మేధీయం మరుతో మరుతో గ్రహమేధీయం గ్రహమేధీయం మరుతో జుషధ్వం జుషధ్వం మరుతో గ్రహమేధీయం గ్రహమేధీయం మరుతో జుషధ్వం గృహమేధీయమితి గృహ మేధీయం మరుతో జుషధ్వం జుషధ్వం మరుతో మరుతో జుషధ్వం జుషధ్వమితి జుషధ్వం యమేత్యేతియమేతి యువతిర్యువతిరేతి యమేతి యువతి యువతిర్యువతిరేత్యేతి యువతి సుదక్షగం సుదక్షం యువతిరేత్యేతి యువతి సుదక్షం యువతి సుదక్షగం సుదక్షం యువతిర్యువతి సుదక్షం దోష దోష సుదక్షం యువతిర్యువతి సుదక్షం దోష దోష దోష సుదక్షగం సుదక్షం దోషావస్తోర్వస్తోర్ దోష సుదక్షగం సుదక్షం దోషావస్తో సుదక్షమితి సుదక్షం దోషావస్తోర్వస్తోర్ దోష దోషావస్తోర్ హవిష్మతి హవిష్మతి వస్తోర్ దోష దోషావస్తోర్ హవిష్మతి వస్తోర్ హవిష్మతి హవిష్మతి వస్తోర్ వస్తోర్ హవిష్మతి హృదాచి హృదాచి హవిష్మతి వస్తోర్ వస్తోర్ హవిష్మతి హృదాచి హవిష్మతి హృదాచి హృదాచి హవిష్మతి హవిష్మతి హృదాచి హృదాచీతి హృదాచి స్వాస్వోపోపస్వైనమేన గుస్వోపోపస్వైనం స్వైనమేన గుస్వాస్వైనమరమతిరరమతిరేన గుస్వాస్వైనమరమతిః ఏన మరమతిరరమతిరేన మేన మరమతిర్వసూయుర్వసూయురరమతిరేన మేన మరమతిర్వసూయుః అరమతిర్వసూయుర్వసూయురరమతిరరమతిర్వసూయుః సూయురితి వసూయుః ఇమో అగ్నే అగ్న ఇమో ఇమో అగ్నే భీతతమాని భీతతమాన్యగ్న ఇమో ఇమో అగ్నే భీతతమాని ఇమో ఇతిమో అగ్నే భీతతమాని భీతతమాన్యగ్నే అగ్నే భీతతమాని హవ్యా హవ్యా భీతతమాన్యగ్నే అగ్నే భీతతమాని హవ్యా భీతతమాని హవ్యా హవ్యా భీతతమాని భీతతమాని హవ్యా జస్రో జస్రో హవ్యా భీతతమాని భీతతమాని హవ్యా జస్ర భీతతమానీతి భీతతమాని హవ్యా జస్రో జస్రో హవ్యా హవ్యా జస్రో వక్షి వక్షి జస్రో హవ్యా హవ్యా జస్రో వక్షి జస్రో వక్షి వక్ష్య జస్రో జస్రో వక్షి దేవతాదిం దేవతాదిం వక్ష్య జస్రో జస్రో వక్షి దేవతాదిం దేవతాదిం దేవతాదిం వక్షి వక్షి దేవతాదిమచ్చాచ్ఛ దేవతాదిం వక్షి వక్షి దేవతాదిమచ్ఛా దేవతాదిమచ్ఛాచ్ఛ దేవతాదిం దేవతాదిమచ్ఛా దేవతాదిమచ్చేత్యచ్ఛా నోన ప్రతిప్రతిన ఈమీన్ న ప్రతిప్రతిన ఈమీన్ నోన ఈగో సురభేణి సురభేణీ నోన ఈగో సురభేణి సురభేణి సురభేణి మీగో సురభేణి వియంతు వియంతు సురభేణి మీగో సురభేణి వియంతు సురభేణి వియంతు వియంతు సురభేణి సురభేణి వియంతు వియంతు క్రీడం వో వక్రీడం క్రీడం వశ్శబ్ద శబ్దో వక్రీడం క్రీడం వశ్శర్ధః శర్ధ శబ్దో వో వశ్శబ్దో మారుతం మారుతగం శబ్దో వో వశ్శబ్దో మారుతం శబ్దో మారుతం మారుతగం శర్ధ శబ్దో మారుతమనర్వాణమనర్వాణం మారుతగం శర్ధ శబ్దో మారుతమనర్వాణం నర్వాణం మారుతమ నర్వాణమ నర్వాణం మారుతం మారుతమ నర్వాణ గోరథే శుభగోర శుభం నర్వాణం మారుతం మారుతమ నర్వాణ గోరథే శుభం నర్వాణ గోరథే శుభగోరథే శుభమ నర్వాణమ నర్వాణ గోరథే శుభం శుభమితి రథే శుభం కణ్వా అభ్యభికణ్వా కణ్వా అభిప్రప్రాభికణ్వా కణ్వా అభిప్రాభ్యభిప్రగాయత గాయత ప్రాభ్యభిప్రగాయత ప్రగాయత గాయత ప్రప్రగాయత గాయతేతి గాయత అత్యాసో నాత్యాసో అత్యాసో నయేనాత్యాసో అత్యాసో నయే మరుతో మరుతో యే మరుత మరుతో మరుతో యే మరుత స్వంచ స్వంచో మరుతో యే మరుత స్వంచ స్వంచ స్వంచో మరుతో మరుత స్వంచో యక్షదృషో యక్షదృష స్వంచో మరుతో మరుత స్వంచో యక్షదృషో యక్షదృషో యక్షదృష స్వంచ స్వంచో యక్షదృషో నన యక్షదృష స్వంచ స్వంచో యక్షదృషో నృషో నన యక్షదృషో యక్షదృషో న శుభయంత శుభయంత న యక్షదృషో యక్షదృషో న శుభయంత యక్షదృశ ఇది యక్షాదృశ శుభయంత మర్యా మర్యా శుభయంత శుభయంత మర్యా ఇది మర్యా హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠాస్తే దేహర్మ్యేష్ఠాస్య శవస్య నవో హర్మ్యేష్ఠాస్తే దేహర్మ్యేష్ఠాస్య శవేష్ఠా శిశవ శిశవో హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠా శిశవో నన శిశవో హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠా శిశవో న హర్మ్యేష్ఠా ఇది హర్మ్యే సా శిశవో నన శిశవ శిశవో న శుభ్రా శుభ్రా న శిశవ శిశవో న శుభ్రా శుభ్రా శుభ్రాన్న శుభ్రా వత్సాసో వత్సాస శుభ్రాన్న శుభ్రా వత్సాస శుభ్రా వత్సాసో వత్సాస శుభ్రా శుభ్రా వత్సాసో నన వత్సాస శుభ్రా శుభ్రా వత్సాసో న వత్సాసో నన వత్సాసో వత్సాసో న ప్రక్రీడిన ప్రక్రీడినో న వత్సాసో వత్సాసో న ప్రక్రీడిన ప్రక్రీడిన ప్రక్రీడినో నన ప్రక్రీడిన పయోధా పయోధా ప్రక్రీడినో నన ప్రక్రీడిన పయోధా ప్రక్రీడిన పయోధా పయోధా ప్రక్రీడిన ప్రక్రీడిన పయోధా క్రీడిన ఇది ప్రక్రీడిన పయోధా ఇది పయః ఏషామేషాం ప్రప్రేషామజ్మేష్వజ్మేష్వేషామజ్మేషు విథురా విథురాజ్మేష్వేషామేషామజ్మేషు విథురా మేషు విథురా విథురాజ్మేష్వజ్మేషు విథురేవేవ విథురాజ్మేష్వజ్మేషు విథురేవ విథురేవేవ విథురా విథురేవ రేజతే రేజత ఇవ విథురా విథురేవ రేజతే రేజతే రేజత ఇవేవ రేజతే భూమి రేజత ఇవేవ రేజతే భూమి రేజతే భూమిర్భూమి రేజతే రేజతే భూమిర్యామేషు యామేషు భూమి రేజతే రేజతే భూమిర్యామేషు భూమిర్యామేషు యామేషు భూమిర్భూమిర్యామేషు యద్యామేషు భూమిర్భూమిర్యామేషు యత్ యామేషు యద్యద్యామేషు యామేషు యద్ధ హయద్యామేషు యామేషు యద్ధ యద్ధ హయద్యద్ధ యుంజతే యుంజతే హయద్యద్ధ యుంజతే హయుంజతే యుంజతే హహ యుంజతే శుభే శుభే యుంజతే హహ యుంజతే శుభే యుంజతే శుభే శుభే యుంజతే యుంజతే శుభే శుభ ఇది శుభే క్రీడయ క్రీడయస్తే క్రీడయోధన యోధనయ క్రీడయస్తే క్రీడయోధనయ క్రీడయోధన యోధనయ క్రీడయ క్రీడయోధనయో భ్రాజ దృష్టయో భ్రాజ దృష్టయోధనయ క్రీడయ క్రీడయోధనయో భ్రాజ దృష్టయ భ్రాజ దృష్టయో భ్రాజ దృష్టయోధన యోధనయో భ్రాజ దృష్టయ స్వయగ్ స్వయం భ్రాజ దృష్టయోధన యోధనయో భ్రాజ దృష్టయ స్వయం భ్రాజ దృష్టయ స్వయగ్ స్వయం భ్రాజ దృష్టయో భ్రాజ దృష్టయ స్వయం మహిత్వం మహిత్వగ్ స్వయం భ్రాజ దృష్టయో భ్రాజ దృష్టయ స్వయం మహిత్వం భ్రాజ దృష్టయ ఇది భ్రాజ దృష్టయ స్వయం మహిత్వం మహిత్వగ్ స్వయగ్ స్వయం మహిత్వం పనయంత పనయంత మహిత్వగ్ స్వయగ్ స్వయం మహిత్వం పనయంత మహిత్వం పనయంత పనయంత మహిత్వం మహిత్వం పనయంత ధూతయో ధూతయ పనయంత మహిత్వం మహిత్వం పనయంత ధూతయ మహిత్వమితి మహిత్వం పనయంత ధూతయో ధూతయ పనయంత పనయంత ధూతయ ధూతయ ఇది ధూతయ పరేషు యద్యల్పరేషు పరేషు యదచిత్వమచిత్వయుపరేషు పరేషు యదచిత్వం ఉపఃపరేష్విత్యుపరేషు యదచిత్వమచిత్వయ్యయిమచిత్వయ్యయిమచిత్వమచిత్వయ్యయిం వయో వయో యయిమచిత్వమచిత్వయ్యయిం వయః इति चतुर्थकाण्डे तृतीयप्रश्नस्य घनपाठः समाप्तः।